అర్కేణ వైవ అర్కేణార్కేణ వై సహస్రశ సహస్రశో వా అర్కేణార్కేణ వై సహస్రశ వై సహస్రశ సహస్రశో వై వై సహస్రశ ప్రజాపతి ప్రజాపతి సహస్రశో వై వై సహస్రశ ప్రజాపతి సహస్రశ ప్రజాపతి ప్రజాపతి సహస్రశ సహస్రశ ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి సహస్రశ సహస్రశ ప్రజాపతి ప్రజా సహస్రశ ఇతి సహస్రాశః ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజా ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజా అసృజతాభ్యస్తాభ్యోసృజత ప్రజా ప్రజా అసృజతాభ్య ప్రజా ఇది ప్రజా అసృజతాభ్యస్తాభ్యోసృజతాసృజతాభ్య ఇలాందేనేలాందేనతాభ్యోసృజతాసృజతతాభ్య ఇలాందేన తాభ్య ఇలా అందే మేలా అందే లతాభ్యస్తాభ్య ఇలా అందే మే రామి రామిలా అందే నతాభ్యస్తాభ్య ఇలా అందే నేరాం ఇలా అందే మే రామి రామిలా అందే నేలా అందే నేరాం లోతాం లోతామి రామిలా అందే నేరా అందే నేరాం లోతాం ఇరాం లోతాం లోతామి రామి రాం లోతామ వావ లోతామి రామి రాం లోతామవ లోతామవావలోతామవారుంధారుంధావలోతాల్లోతామవారుంధారుంధావలోతాల్లోతామవారుంధయజ్యదరుంధావావారుంధయదర్క్యం ఇదర్క్యమర్క్యం యజ్యదర్క్యం భవతి భవత్యర్క్యం యజ్యదర్క్యం భవతి అర్క్యం భవతి భవత్యర్క్యమర్క్యం భవతి ప్రజా ప్రజా భవత్యర్క్యమర్క్యం భవతి ప్రజా భవతి ప్రజా ప్రజా భవతి భవతి ప్రజా ఏవైవ ప్రజా ఏవ దత్తదేవ ప్రజా ప్రజా ఏవ దత్ ప్రజా ఇది ప్రజా ఏవ దత్తదేవ యజమానా యజమానాస్తదేవ యజమానా తద్యజమానా యజమానాస్తత్తద్యజమానా సృజంతే సృజంతే యజమానాస్తత్తద్యజమానా సృజంతే ఇలా అందమిలా అందగం సృజంతే యజమానా యజమానా సృజంత ఇలా అందం సృజంత ఇలా అందమిలా అందగం సృజంతే సృజంత ఇలా అందం భవతి ఇలా అందం భవతి ఇలా అందమిలా అందం భవతి ప్రజాభ్య ప్రజాభ్యో భవతి ఇలా అందమిలా అందం భవతి ప్రజాభ్య భవతి ప్రజాభ్య ప్రజాభ్యో భవతి ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్యో భవతి భవతి ప్రజాభ్య ఏవ సృష్టాభ్య సృష్టాభ్య ఏవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ సృష్టాభ్య ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఏవ సృష్టాభ్య సృష్టాభ్య ఏవైవ సృష్టాభ్య ఇరామిరాగం సృష్టాభ్య ఏవైవ సృష్టాభ్య ఇరాం సృష్టాభ్య ఇరామిరాగం సృష్టాభ్య సృష్టాభ్య ఇరాం లోతాల్లోతామిరాగం సృష్టాభ్య సృష్టాభ్య ఇరాం లోతాం ఇరాం లోతాల్లోతామిరామిరాం లోతామవావలోతామిరామిరాం లోత ఇషగోహి శమిషగ్రస్యా సా మా సాగోహి శమిషగ్రస్యా సా

ఆసామిషమిషమాసామిషమూర్జమూర్జమిషమాసామాసామిషమూర్జమ్ ఇషమూర్జమూర్జమిషమిషమూర్జమాదదత ఆదదత ఊర్జమిషమిషమూర్జమాదదతే ఊర్జమాదదత ఆదదత ఊర్జమూర్జమాదదత ఉత్క్రోధమాదదత ఊర్జమూర్జమాదదత ఉత్క్రోధం ఆదదత ఉత్క్రోధముత్క్రోధమాదదత ఆదదత ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధమాదదత ఆదదత ఉత్క్రోధం కుర్వతే ఆదదత ఇత్యాదరదే ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వతే యథా యథా కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వతే యథా ఉత్క్రోధమిత్యుత్క్రోధం కుర్వతే యథా యథా కుర్వతే కుర్వతే యథా బంధాత్ బంధాత్ యథా కుర్వతే కుర్వతే యథా బంధాత్ యథా బంధాత్ బంధాత్ యథా యథా బంధాన్ ముముచానా ముముచానా బంధాత్ యథా యథా బంధాన్ ముముచానా బంధాన్ ముముచానా ముముచానా బంధాత్ బంధాన్ ముముచానా ఉత్క్రోధముత్క్రోధం ముముచానా బంధాత్ బంధాన్ ముముచానా ఉత్క్రోధం ముముచానా ఉత్క్రోధముత్క్రోధం ముముచానా ముముచానా ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధం ముముచానా ముముచానా ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వత ఏవమేవం కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వత ఏవం క్రోధమిత్యుదుక్రోధం కుర్వత ఏవమేవం కుర్వతే కుర్వత ఏవమేవైవైవం కుర్వతే కుర్వత ఏవమేవ ఏవమేవైవైవమేవమేవ తత్తదేవైవమేవమేవ తత్ ఏవ తత్తదేవైవ తద్యజమానా యజమానాస్తదేవైవ తద్యజమానా తద్యజమానా యజమానాస్తత్తద్యజమానా దేవబంధాత్ దేవబంధాద్యజమానాస్తత్తద్యజమానా దేవబంధాత్ యజమానా దేవబంధాత్ దేవబంధాద్యజమానా యజమానా దేవబంధాన్ ముముచానా ముముచానా దేవబంధాద్యజమానా యజమానా దేవబంధాన్ ముముచానా దేవబంధాన్ ముముచానా ముముచానా దేవబంధాత్ దేవబంధాన్ ముముచానా ఉత్క్రోధముత్క్రోధం ముముచానా దేవబంధాత్ దేవబంధాన్ ముముచానా ఉత్క్రోధం దేవబంధాదితి దేవబంధాత్ ముముచానా ఉత్క్రోధముత్క్రోధం ముముచానా ముముచానా ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధం ముముచానా ముముచానా ఉత్క్రోధం కుర్వతే ఉత్క్రోధం కుర్వతే కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వత ఇషమిషం కుర్వత ఉత్క్రోధముత్క్రోధం కుర్వత ఇషం ఉత్క్రోధమిత్యుదుక్రోధం కుర్వత ఇషమిషం కుర్వతే కుర్వత ఇషమూర్జమూర్జమిషం కుర్వతే కుర్వత ఇషమూర్జం ఇషమూర్జమూర్జమిషమిషమూర్జమాత్మన్నాత్మన్నోర్జమిషమిషమూర్జమాత్మన్ ఊర్జమాత్మన్నాత్మన్నోర్జమూర్జమాత్మన్ దధానా శతదంతుర్భవతి శతదంతుర్భవతి శతాయుః శతాయుర్భవతి శతదంతుః శతదంతుర్భవతి శతాయుః శతాయుర్భవతి శతదంతుః శతదంతుర్భవతి శతాయుః పురుషః పురుషః శతాయుర్భవతి శతాయుః పురుషః శతాయః పురుషః పురుషస్య దాయః శతాయః పురుషస్య తేంద్రియస్య తేంద్రియః పురుషస్య దాయః శతాయః పురుషస్య తేంద్రియః శతాయేతి శతాయుః పురుషస్యతేంద్రియస్యతేంద్రియః పురుషః పురుషస్యతేంద్రియ ఆయుష్యాయుషితేంద్రియః పురుషః పురుషస్యతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషితేంద్రియస్యతేంద్రియ ఆయుష్యే వై వాయుషితేంద్రియస్యతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యే వై వాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది తిష్టంది ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టం త్యాజిమాజిం తిష్టంది ప్రతి ప్రతిష్టం త్యాజిం తిష్టం త్యాజిమాజిం తిష్టంది తిష్టం త్యాజిం ధావంతి ధావంత్యాజిం తిష్టంది తిష్టం త్యాజిం ధావంతి ఆజిం ధావంతి ధావంత్యాజిమాజిం ధావంత్యనభిజిత్యానభిజిత్య ధావంత్యాజిమాజిం ధావంత్యనభిజిత్య ధావంత్యనభిజిత్యానభిజిత్య ధావంతి ధావంత్యనభిజిత్యాభిజిత్యాభిజిత్యానభిజిత్య ధావంతి ధావంత్యనభిజిత్యాభిజిత్యై అనభిజిత్యాభిజిత్యాభిజిత్యానభిజిత్యానభిజిత్యాభిజిత్యేదుందువేందుందువేనభిజిత్యానభిజిత్యాభిజిత్యేదుందువేన్ సమాఘ్నంతి సమాఘ్నంతి దుందువేనభిజిత్యాభిజిత్యేదుందువేన్సమాఘ్నంతి అభిజిత్యాభిజిత్యి ఇందువేన్ సమాఘ్నంతి సమాఘ్నంతి దుందువేందుందువేన్ సమాఘ్నంతి పరమా పరమా సమాఘ్నంతి దుందువేందుందువేన్ సమాఘ్నంతి పరమా సమాఘ్నంతి పరమా పరమా సమాఘ్నంతి సమాఘ్నంతి పరమా వై వై పరమా సమాఘ్నంతి సమాఘ్నంతి పరమా వై సమాఘ్నంతేతి సమ్ ఆర్ఘంతి పరమా వై వై పరమా పరమా వా ఏషైషా వై పరమా పరమా వా ఏషా వా ఏషైషా వై వా ఏషా వాగ్వాగేషా వై వా ఏషా వాగ్ ఏషా వాగ్వాగేషైషా వాగ్యాయ వాగేషైషా వాగ్యా వాగ్యాయ వాగ్వాగ్యాదుందు భోదుందు భూయా వాగ్వాగ్యాదుందు భూ యాదుందు భోదుందు భూయా యాదుందు భూ పరమాం పరమాందుందు భూయా యాదుందు భూ పరమాందు భో పరమాం పరమాందుందు భోదుందు భూ పరమామేవైవ పరమాందుందు భోదుందు భూ పరమామేవ పరమామేవైవ పరమాం పరమామేవ వాచం వాచమేవ పరమాం పరమామేవ వాచం ఏవాచం వాచమేవైవ వాచమవాచమేవైవ వాచమవ వాచమవాచం వాచమవరుంధతే రుంధదే వాచం వాచమవరుంధతే అవరుంధతే రుంధదే వావరుంధతే భూమిదుందుభిం భూమిదుందుభిగురుంధతే వావరుంధతే భూమిదుందుభిం రుంధతే భూమిదుందుభిం భూమిదుందుభిగురుంధతే రుంధతే భూమిదుందుభిమా భూమిదుందుభిగురుంధతే రుంధతే భూమిదుందుభిమా భూమిదుందుభిమా భూమిదుందుభిం భూమిదుందుభిమాఘ్నంతి ఘ్నంత్యా భూమిదుందుభిం భూమిదుందుభిమాఘ్నంతి భూమిదుందుభిమిది భూమి దుందుభిం ఆఘ్నంతి ఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ్నంత్యాఘ వాగ్వాక్ ప్రవిష్టాతాం ప్రవిష్టాతాం తాం ప్రవిష్టా ప్రవిష్టాతామేవైవ తాం ప్రవిష్టా ప్రవిష్టాతామేవ ప్రవిష్టేతి ప్రాశిష్టా తామేవైవ తాం తామేవావైవ తాం తామేవావ ఏవావైవైవావరుంధతే రుంధతే వైవైవావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే అథో రుంధతే వావరుంధతే రుంధతే అథో రుంధతే రుంధతే ఇమామిమామథో రుంధతే రుంధతే ఇమాం అథో ఇమామిమామథో అథో ఇమామేవైవేమామథో అథో ఇమామేవ అథో ఇత్యథో ఇమామేవైవేమామిమామేవ జయంతి జయంత్యేవేమామిమామేవ జయంతి ఏ జయంతి జయంత్యేవైవ జయంతి సర్వాః సర్వా జయంత్యేవైవ జయంతి సర్వాః జయంతి సర్వాః సర్వా జయంతి జయంతి సర్వా వాచో వాచ సర్వా జయంతి జయంతి సర్వా వాచ సర్వా వాచో వాచ సర్వాః సర్వా వాచో వదంతి వదంతి వాచ సర్వాః సర్వా వాచో వదంతి వాచో వదంతి వదంతి వాచో వాచో వదంతి సర్వాసాగుం సర్వాసాం వదంతి వాచో వాచో వదంతి సర్వాసాం వదంతి సర్వాసాగుం సర్వాసాం వదంతి వదంతి సర్వాసాం వాచాం వాచాగుం సర్వాసాం వదంతి వదంతి సర్వాసాం వాచాం సర్వాసాం వాచాం వాచాగుం సర్వాసాగుం సర్వాసాం వాచామవరుధ్యా అవరుధ్యై వాచాగుం సర్వాసాగుం సర్వాసాం వాచామవరుధ్యై వాచామవృద్ధ్య అవృద్ధ్యై వాచాం వాచామవృద్ధ్య ఆర్ద్ర ఆర్ద్రే వృద్ధ్యై వాచాం వాచామవృద్ధ్య ఆర్ద్రే అవరుధ్య ఆర్ద్ర ఆర్ద్రే వరుధ్య అవరుధ్య ఆర్ద్రే చర్మగ్గశ్చర్మన్నార్ద్రే వరుధ్య అవరుధ్య ఆర్ద్రే చర్మన్ అవరుధ్యవరుధ్యై ఆర్ద్రే చర్మగ్గశ్చర్మన్నార్ద్ర ఆర్ద్రే చర్మన్ వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే చర్మన్నార్ద్ర ఆర్ద్రే చర్మన్ వ్యాయచ్ఛేదే చర్మన్ వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే చర్మగ్గశ్చర్మన్ వ్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే చర్మగ్గశ్చర్మన్ వ్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్య అవరుధ్య ఇంద్రియస్య వ్యాయచ్ఛేదే వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్యై వ్యాయచ్ఛేదే ఇతి వ్యాయచ్ఛేదే ఇంద్రియస్యావరుధ్య అవరుధ్య ఇంద్రియస్యావరుధ్య ఆవరుధ్య ఇంద్రియస్యావరుధ్య అవరుధ్య ఆవరుధ్య అవరుధ్య ఆన్యోన్య ఆవరుధ్య అవరుధ్య ఆన్య అవరుధ్య ఇత్యవరుధి ఆన్యోన్య ఆన్యః క్రోశతి క్రోశత్యన్య ఆన్యః క్రోశతి అన్యః క్రోశతి క్రోశత్యన్యోన్యః క్రోశతి ప్రక్రోశత్యన్యోన్యః క్రోశతి ప్రక్రోశతి ప్రక్రోశతి క్రోశతి ప్రాణ్యోన్యః ప్రక్రోశతి క్రోశతి ప్రాణ్యః ప్రాణ్యోన్యః ప్రప్రాణ్యః శగుంసతి శగుంసత్యన్యః ప్రప్రాణ్యః శగుంసతి అన్యశ్యగుంసతి శగుంసత్యన్యోన్యశ్యగుంసతి యోయశ్యగుంసత్యన్యోన్యశ్యగుంసతి శగుంసతి యోయశ్యగుంసతి శగుంసతి ఆక్రోశత్యాక్రోశతి యశ్యగుంసతి శగుంసతి ఆక్రోశతి ఆక్రోశత్యాక్రోశతి యోయ ఆక్రోశతి పునాది పునాత్యాక్రోశతి యోయ ఆక్రోశతి పునాది ఆక్రోశతి పునాది పునాత్యాక్రోశత్యాక్రోశతి పునాత్యేవైవ పునాత్యాక్రోశత్యాక్రోశతి పునాత్యేవ ఆక్రోశతీత్యాక్రోశతి పునాత్యేవైవ పునాది పునాత్యేవైనానేనానేవ పునాది పునాత్యేవైనాన్ ఏవైనానేనానేవైనాన్ సస ఏనానేవైనాన్ స ఏనాన్ సస ఏనానేనాన్ స యోయస్స ఏనానేనాన్ సయః స యోయస్స సయః ప్రశగుంసతి ప్రశగుంసతి యస్స సయః ప్రశగుంసతి యః ప్రశగుంసతి ప్రశగుంసతి యోయః ప్రశగుంసతి భూతేషు భూతేషు ప్రశగుంసతి యోయః ప్రశగుంసతి భూతేషు ప్రశగుంసతి భూతేషు భూతేషు ప్రశగుంసతి ప్రశగుంసతి భూతేష్వేవైవ భూతేషు ప్రశగుంసతి ప్రశగుంసతి భూతేష్వేవ ప్రశగుంసతీతి ప్రశగుంసతి భూతేష్వేవైవ భూతేషు భూతేష్వేవాన్నాద్యమన్నాద్యమేవ భూతేషు భూతేష్వేవాన్నాద్యం ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యం దధాతి దధాత్యన్నాద్యమేవైవాన్నాద్యం దధాతి అన్నాద్యం దాతి దాత్యన్నాద్యమన్నాద్యం దాత్యుషికృతం శ్రీకృతం దాత్యన్నాద్యమన్నాద్యం దాత్యుషికృతం అన్నాద్యమిన్నాద్యం దాత్యుషికృతం ఋషికృతం దాతి దాత్యుషికృతం చషికృతం దాతి దాత్యుషికృతం చషికృతం చషికృతం ఋషికృతం చ వై వై చషికృతం ఋషికృతం చ వై ఋషికృతమిత్యుషీకృతం చ వై వై చ వా ఏత ఏతే వై చ వా ఏతే ఏత ఏతే వై వా ఏతే దేవకృతం దేవకృతమేతే వై వా ఏతే దేవకృతం ఏతే దేవకృతం దేవకృతమేత ఏతే దేవకృతం చ దేవకృతమేత ఏతే దేవకృతం చ దేవకృతం చ దేవకృతం దేవకృతం చ పూర్వైః పూర్వైశ్చ దేవకృతం దేవకృతం చ పూర్వైః దేవకృతమితి దేవాకృతం చ పూర్వైః పూర్వైశ్చ చ పూర్వైర్మాసైర్మాసైః పూర్వైశ్చ చ పూర్వైర్మాసైః పూర్వైర్మాసైర్మాసైః పూర్వైః పూర్వైర్మాసైరవావమాసైః పూర్వైః పూర్వైర్మాసైరవ మాసైరవావమాసైర్మాసైరవరుంధతే రుంధతే వమాసైర్మాసైరవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే యద్యద్రుంధతే వావరుంధతే యద్ రుంధతే యద్యద్రుంధతే రుంధతే యద్భూతేచ్ఛదాం భూతేచ్ఛదా యద్రుంధతే రుంధతే యద్భూతేచ్ఛదాం భూతేచ్ఛదాగుంసామాని సామాని భూతేచ్ఛదాగుంసామాని భూతేచ్ఛదాగుంసామాని సామాని భూతేచ్ఛదాం భూతేచ్ఛదాగుంసామాని భవంతి సామాని భూతేచ్ఛదాం భూతేచ్ఛదాగుంసామాని భవంతి భూతేచ్ఛదామితి భూతేచ్ఛదాం సామాని భవంతి సామాని సామాని భవంత్యుభయస్యోభయస్య భవంతి సామాని సామాని భవంత్యుభయస్య భవంత్యుభయస్యోభయస్యవరుధ్యావరుధ్యా ఉభయస్యవరుధ్యై ఉభయస్యావరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై యంతయంత్యవరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై యంతి అవరుధ్యయంత్యవరుధ్యావరుధ్యయంత్యవరుధ్యావరుధ్యయంత్య వై వైయంత్యవరుధ్యావరుధ్యయంత్య వై అవరుధ్యాయిత్యవరుధ్యయంత్యవైవయంత్యయంత్య వా ఏత ఏతే వైయంత్యయంత్య వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే మిథునాన్ మిథునాత్ ఏతే వై వా ఏతే మిథునాత్ ఏతే మిథునాన్ మిథునాదేత ఏతే మిథునాద్యే ఏ మిథునాదేత ఏతే మిథునాద్యే మిథునాద్యే మిథునాన్ మిథునాద్యే సంవత్సరగో సంవత్సరం ఏ మిథునాన్ మిథునాద్యే సంవత్సరం ఏ సంవత్సరగో సంవత్సరం ఏ సంవత్సరముపయంచు భయంతి సంవత్సరం ఏ సంవత్సరముపయంతి సంవత్సరముపయంచు భయంతి సంవత్సరగో సంవత్సరముపయంత్యంతర్వేద్యంతర్వేద్యు భయంతి సంవత్సరగో సంవత్సరముపయంత్యంతర్వేది సంవత్సరమితి సంవత్సరం ఉపయంత్యంతర్వేద్యంతర్వేద్య భయంచి భయంత్యంతర్వేది మిథలో మిథనామంతర్వేద్య భయంచి భయంత్యంతర్వేది మిథలో ఉపయంతేత్యుపాయంతి అంతర్వేది మిథలో మిథనామంతర్వేద్యంతర్వేది మిథనో సంసం మిథనామంతర్వేద్యంతర్వేది మిథనో సం అంతర్వేదీత్యంత వేది మిథనో సంసం మిథలో మిథలో సంభవతో భవతస్ మిథలో మిథలో సంభవత సంభవతో భవతస్సగుం సంభవతస్తేన తేన భవతస్సగుం సంభవతస్తేన భవతస్తేన తేన భవతో భవతస్తేనైవ తేన భవతో భవతస్తేనైవ తేనైవ తేన తేనైవ మిథునాన్ మిథునా దేవతేన తేనైవ మిథునాద్ ఏవ మిథునాన్ మిథునా దేవైవ మిథునాన్న మిథునా దేవైవ మిథునాన్న మిథునాన్న మిథునాన్ మిథునాన్ నయంతి యంతి న మిథునాన్ మిథునాన్ నయంతి నయంతి యంతి నయంతి యంతి తయంతి శర్మావ చర్మ శర్మావ భిందంతి భిందంత్యవ చర్మ చర్మావ భిందంతి అవభిందంతి భిందంతి భావ భిందంతి పాప్మానం పాప్మానం భిందంతి భావ భిందంతి పాప్మానం భిందంతి పాప్మానం పాప్మానం భిందంతి భిందంతి పాప్మానమేవైవ పాప్మానం భిందంతి భిందంతి పాప్మానమేవ పాప్మానమేవైవ పాప్మానం పాప్మానమేవైషామేషామేవ పాప్మానం పాప్మానమేవైషామ్ ఏవైషామేషామేవైవైషామవైషామేవైవైషామవ ఏషామవామైషామేషామవభిందంతి భిందంత్య వైషామేషామవభిందంతి అవభిందంతి భిందంత్య వామభిందంతి మామాభిందంత్య వామభిందంతి మా భిందంతి మామాభిందంతి భిందంతి మా పాపమాభిందంతి భిందంతి మాప మా పాపమాపరాక్షీరాక్షీరపమాపరాక్షీ అపరాక్షీరాక్షీరపాపరాక్షీర్మామారాక్షీరపాపరాక్షీర్మా రాక్షీర్మామారాక్షీరాక్షీర్మాచ్యతి మారాక్షీరాక్షీర్మాతి మాచ్యతి మామాతిర్వ్యాచ్ఛేరది మామాతి వ్యాచ్ఛేర్వ్యాచ్ఛేరచ్యతి వ్యాచ్ఛేరతేది వ్యాచ్ఛేరచ్యతి వ్యాచ్ఛేరది వ్యాచ్ఛేరతేది వ్యాచ్ఛేర్వ్యాచ్ఛేరిత్యాహ హేది వ్యాచ్ఛేర్వ్యాచ్ఛేరిత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సంప్రతి సంప్రత్యాహేదీత్యాహ సంప్రతి ఆహ సంప్రతి సంప్రత్యాహ సంప్రత్యేవైవ సంప్రత్యాహ సంప్రత్యేవ సంప్రత్యేవైవ సంప్రతి సంప్రత్యేవైషామేషామేవ సంప్రతి సంప్రత్యేవైషాం సంప్రతీతి సంప్రతి ఏవైషామేషామేవైషాం పాప్మానం పాప్మానమేషామేవైషాం పాప్మానం ఏషాం పాప్మానం పాప్మానమేషామేషాం పాప్మానమవావ పాప్మానమేషామేషాం పాప్మానమవ పాప్మానమవావ పాప్మానం పాప్మానమవభిందంతి భిందంత్యవ పాప్మానం పాప్మానమవభిందంతి అవభిందంతి భిందంత్య వావ భిందంచుత కుంభానుత కుంభాన్ భిందంత్య వావ భిందంచుత కుంభాన్ భిందంచుత కుంభానుత కుంభాన్ భిందంతి భిందంచుత కుంభానతి నిధాయాతి నిధాయోత కుంభాన్ భిందంతి భిందంచుత కుంభానతి నిధాయ కుంభానతి నిధాయాతి నిధాయోత కుంభానుత కుంభానతి నిధాయ దాస్యో దాస్యోతి నిధాయోత కుంభానుత కుంభానతి నిధాయ దాస్య కుంభానిత్యుత కుంభాన్ అసి నిధాయ దాస్యో దాస్యోధి నిధాయాధి నిధాయ దాస్యో మార్జాలీయం మార్జాలీయం దాస్యోధి నిధాయాధి నిధాయ దాస్యో మార్జాలీయం అధినిధాయేత్యధి నిధాయ దాస్యో మార్జాలీయం మార్జాలీయం దాస్యో దాస్యో మార్జాలీయం పరి పరి మార్జాలీయం దాస్యో దాస్యో మార్జాలీయం పరి మార్జాలీయం పరి పరి మార్జాలీయం మార్జాలీయం పరి నృత్యంది నృత్యంది పరి మార్జాలీయం మార్జాలీయం పరి నృత్యంది పరి నృత్యంతి నృత్యంతి పరి పరి నృత్యంతి పద పదో నృత్యంతి పరి పరి నృత్యంతి పద నృత్యంతి పద పదో నృత్యంతి నృత్యంతి పదో నిఘ్నతేర్నిఘ్నతే పదో నృత్యంతి నృత్యంతి పదో నిఘ్నతే పదో నిఘ్నతేర్నిఘ్నతే పద పదో నిఘ్నతేరిదం మధు ఇదం మధు నిఘ్నతే పద పదో నిఘ్నతేరిదం మధు నిఘ్నతేరిదం మధుమిదం మధు నిఘ్నతేర్నిఘ్నతేరిదం మధు గాయంత్యో గాయంత్య ఇదం మధు నిఘ్నతేర్నిఘ్నతేరిదం మధు గాయంత్య నిఘ్నతేరిది నిఘ్నతే ఇదం మధుం గాయంత్యో గాయంత్య ఇదం మధుమిదం మధుం గాయంత్యో మధు మధు గాయంత్య ఇదం మధుమిదం మధుం గాయంత్యో మధు ఇదం మధుమిదీదం గాయంత్యో మధు మధు గాయంత్యో గాయంత్యో మధు వై వై మధు గాయంత్యో గాయంత్యో మధు వై మధు వై వై మధు మధు వై దేవానాం దేవానాం వై మధు మధు వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం పరమం పరమం దేవానాం వై వై దేవానాం పరమం దేవానాం పరమం పరమం దేవానాం దేవానాం పరమమన్నాద్యమన్నాద్యం పరమం దేవానాం దేవానాం పరమమన్నాద్యం పరమమన్నాద్యమన్నాద్యం పరమం పరమమన్నాద్యం పరమం పరమమన్నాద్యం పరమం పరమమన్నాద్యం పరమం అన్నాద్యం పరమం పరమమన్నాద్యమన్నాద్యం పరమమేవ పరమమన్నాద్యమన్నాద్యం పరమమేవ అన్నాద్యమిత్యన్నాద్యం పరమమేవ పరమం పరమమేవాన్నాద్యమన్నాద్యమేవ పరమం పరమమేవాన్నాద్యం ఏవాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవాన్నాద్యమవ అన్నాద్యమవాన్నాద్యమన్నాద్యమవరుంధతే రుంధతే వాన్నాద్యమన్నాద్యమవరుంధతే అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వావరుంధతే పదః పదో రుంధతే వావరుంధతే పద రుంధతే పదః పదో రుంధతే రుంధతే పదోని పదోరుంధతే రుంధతే పదోని పదోని పదః పదో నిఘ్నంతిఘ్నంతిని పదః పదో నిఘ్నంతి నిఘ్నంతిఘ్నంతిని నిఘ్నంతి మహీయాం మహీయాం ఘంతిని నిఘ్నంతి మహీయాం ఘంతిమహీయాం మహీయాం ఘంతిఘ్నంతి మహీయామేవైవ మహీయాం ఘంతిఘ్నంతి మహీయామేవ మహీయామేవైవ మహీయాం మహీయామేవైష్వేష్వేవ మహీయాం మహీయామేవైషు ఏవైష్వేష్వేవైషు దధతి దధత్యేష్వేవైషు దధతి ఏషు దధతి దధత్యేష్వేషు దధతి దధతీతి దధతి పృథివ్యై స్వాహా స్వాహ పృథివ్యై పృథివ్యై స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ పృథివ్యై పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ స్వాహాంతరిక్షాయ స్వాహ స్వాహాంతరిక్షాయ స్వాహ స్వాహాంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ దివే దివే స్వాహాంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ దివే స్వాహ దివే దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ దివే స్వాహ స్వాహ దివే దివే స్వాహ సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహ దివే దివే స్వాహ సంప్రోష్యతే స్వాహ సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహ స్వాహ సంప్రోష్యతే స్వాహ స్వాహ సంప్రోష్యతే స్వాహ స్వాహ సంప్రోష్యతే స్వాహ సంప్రోష్యతే స్వాహ స్వాహ సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహ సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహ సంప్రోష్యతే సంప్రోష్యతే స్వాహ సంప్రవమానాయ సంప్రోష్యత ఇది సంప్రోష్యతే స్వాహ సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహ స్వాహ సంప్రవమానాయ స్వాహ స్వాహ సంప్రవమానాయ స్వాహ స్వాహ సంప్రవమానాయ స్వాహ సంప్రవమానాయ స్వాహ స్వాహ సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహ సంప్రదాయ సంప్రదాయ స్వాహ సంప్రవమానాయ సంప్రవమానాయ స్వాహ సంప్రదాయ సంప్రవమానాయేతి సంప్రవమానాయ స్వాహ సంప్రదాయ సంప్రదాయ స్వాహ స్వాహ సంప్రదాయ స్వాహ స్వాహ సంప్రదాయ స్వాహ స్వాహ సంప్రదాయ స్వాహ సంప్రదాయ స్వాహ స్వాహ సంప్రదాయ సంప్రదాయ స్వాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహ సంప్రదాయ సంప్రదాయ స్వాహ మేఘాయిష్యతే సంప్రదాయేతి సంప్రదాయ స్వాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహ స్వాహ మేఘాయిష్యతే స్వాహ స్వాహ మేఘాయిష్యతే స్వాహ స్వాహ మేఘాయిష్యతే స్వాహ మేఘాయిష్యతే స్వాహ స్వాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహ మేఘాయతే మేఘాయతే స్వాహ మేఘాయిష్యతే మేఘాయిష్యతే స్వాహ మేఘాయతే స్వాహ మేఘాయతే మేఘాయతే స్వాహ స్వాహ మేఘాయతే స్వాహ స్వాహ మేఘాయతే స్వాహ స్వాహ మేఘాయతే స్వాహ మేఘాయతే స్వాహ స్వాహ మేఘాయతే మేఘాయతే స్వాహ మేఘితాయ మేఘితాయ స్వాహ మేఘాయతే మేఘాయతే స్వాహ మేఘితాయ మేఘాయత ఇది మేఘాయతే స్వాహ మేఘితాయ మేఘితాయ స్వాహ స్వాహ మేఘితాయ స్వాహ స్వాహ మేఘితాయ స్వాహ స్వాహ మేఘితాయ స్వాహ మేఘితాయ స్వాహ స్వాహ మేఘితాయ మేఘితాయ స్వాహ మేఘాయ మేఘాయ స్వాహ మేఘితాయ మేఘితాయ స్వాహ మేఘాయ స్వాహ మేఘాయ మేఘాయ స్వాహ స్వాహ మేఘాయ స్వాహ స్వాహ మేఘాయ స్వాహ స్వాహ మేఘాయ స్వాహ మేఘాయ స్వాహ స్వాహ మేఘాయ మేఘాయ స్వాహ నిహారాయ నిహారాయ స్వాహ మేఘాయ మేఘాయ స్వాహ నిహారాయ స్వాహ నిహారాయ నిహారాయ స్వాహ స్వాహ నిహారాయ స్వాహ స్వాహ నిహారాయ స్వాహ స్వాహ నిహారాయ స్వాహ నిహారాయ స్వాహా స్వాహా నిహారాయ నిహారాయ స్వాహా నిహాకాయ నిహాకాయ స్వాహా నిహారాయ నిహారాయ స్వాహా నిహాకాయ స్వాహా నిహాకాయ నిహాకాయ స్వాహా స్వాహా నిహాకాయ స్వాహా స్వాహా నిహాకాయ స్వాహా స్వాహా నిహాకాయ స్వాహా నిహాకాయ స్వాహా స్వాహా నిహాకాయ నిహాకాయ స్వాహా ప్రసజాయ ప్రసజాయ స్వాహా నిహాకాయ నిహాకాయ స్వాహా ప్రసజాయ నిహాకాయ ఇది ని ఆకాయ స్వాహా ప్రసజాయ ప్రసజాయ స్వాహా స్వాహా ప్రసజాయ స్వాహా స్వాహా ప్రసజాయ స్వాహా స్వాహా ప్రసజాయ స్వాహా ప్రసజాయ స్వాహా స్వాహా ప్రసజాయ ప్రజరాయ స్వాహా ప్రజరాకాయ ప్రజరాకాయ స్వాహా ప్రసజాయ ప్రసజాయ స్వాహా ప్రజరాకాయ స్వాహా ప్రజలాకాయ ప్రజలాకాయ స్వాహా స్వాహా ప్రజలాకాయ స్వాహా స్వాహా ప్రజలాకాయ స్వాహా స్వాహా ప్రజలాకాయ స్వాహా ప్రజలాకాయ స్వాహా స్వాహా ప్రజలాకాయ ప్రజలాకాయ స్వాహా విద్యోనిష్యదే విద్యోనిష్యదే స్వాహా ప్రజలాకాయ ప్రజలాకాయ స్వాహా విద్యోనిష్యదే ప్రజలాకాయ ఇది ప్రజలాకాయ స్వాహా విద్యోనిష్యదే విద్యోనిష్యదే స్వాహా స్వాహా విద్యోనిష్యదే స్వాహా స్వాహా విద్యోనిష్యదే స్వాహా స్వాహా విద్యోనిష్యదే స్వాహా విద్యోనిష్యదే స్వాహా స్వాహా విద్యోనిష్యదే విద్యోనిష్యదే స్వాహా విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహా విద్యోనిష్యదే విద్యోనిష్యదే స్వాహా విద్యోతమానాయ విద్యోనిష్యత ఇది విద్యోనిష్యదే స్వాహా విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహా స్వాహా విద్యోతమానాయ స్వాహా స్వాహా విద్యోతమానాయ స్వాహా స్వాహా విద్యోతమానాయ స్వాహా విద్యోతమానాయ స్వాహా స్వాహా విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహా విద్యోతమానాయ విద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమానాయ విద్యోతమానాయేతి విద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహా స్వాహా సంవిద్యోతమానాయ స్వాహా స్వాహా సంవిద్యోతమానాయ స్వాహా స్వాహా సంవిద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమానాయ స్వాహా స్వాహా సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహా స్తనిష్యదే స్తనిష్యదే స్వాహా సంవిద్యోతమానాయ సంవిద్యోతమానాయ స్వాహా స్తనిష్యదే సంవిద్యోతమానాయేతి సంవిద్యోతమానాయ స్వాహా స్తనిష్యదే స్తనిష్యదే స్వాహా స్వాహా స్తనిష్యదే స్వాహా స్వాహా స్తనిష్యదే స్వాహా స్వాహా స్తనిష్యదే స్వాహా స్తనిష్యదే స్వాహా స్వాహా స్తనిష్యదే స్తనిష్యదే స్వాహా స్తనిదే స్తనిదే స్వాహా స్తనిష్యదే స్తనిష్యదే స్వాహా స్తనిదే స్వాహా స్తనిదే స్తనిదే స్వాహా స్వాహా స్తనిదే స్వాహా స్వాహా స్తనిదే స్వాహా స్వాహా స్తనిదే స్వాహా స్తనిదే స్వాహా స్వాహా స్తనిదే స్తనిదే స్వాహోగ్రముగ్రగ్ స్వాహా స్తనిదే స్తనిదే స్వాహోగ్రం స్వాహోగ్రముగ్రగ్ స్వాహా స్వాహోగ్రగ్ స్తనిదే స్తనిద ఉగ్రగ్ స్వాహా స్వాహోగ్రగ్ స్తనిదే ఉగ్రగ్ స్థలిదే స్థలిద ఉగ్రముగ్రగ్ స్థలిదే స్వాహా స్వాహా స్థలిద ఉగ్రముగ్రగ్ స్థలిదే స్వాహా స్థలిదే స్వాహా స్వాహా స్థలిదే స్థలిదే స్వాహా వరిషిష్యదే వరిషిష్యదే స్వాహా స్థలిదే స్థలిదే స్వాహా వరిషిష్యదే స్వాహా వరిషిష్యదే వరిషిష్యదే స్వాహా స్వాహా వరిషిష్యదే స్వాహా స్వాహా వరిషిష్యదే స్వాహా స్వాహా వరిషిష్యదే స్వాహా వర్షిష్యదే స్వాహా స్వాహా వర్షిష్యదే వర్షిష్యదే స్వాహా వర్షదే వర్షదే స్వాహా వర్షిష్యదే వర్షిష్యదే స్వాహా వర్షదే స్వాహా వర్షదే వర్షదే స్వాహా స్వాహా వర్షదే స్వాహా స్వాహా వర్షదే స్వాహా స్వాహా వర్షదే స్వాహా వర్షదే స్వాహా స్వాహా వర్షదే వర్షదే స్వాహా వివర్షదే వివర్షదే స్వాహా వర్షదే వర్షదే స్వాహా వివర్షదే స్వాహా వివర్షదే వివర్షదే స్వాహా స్వాహా వివర్షదే స్వాహా స్వాహా వివర్షదే స్వాహా స్వాహా వివర్షదే స్వాహా వివర్షదే స్వాహా స్వాహా వివర్షదే వివర్షదే స్వాహా పరివర్షదే పరివర్షదే స్వాహా వివర్షదే వివర్షదే స్వాహా పరివర్షదే అభివర్షదైత్యభివర్షదే స్వాహా పరివర్షదే పరివర్షదే స్వాహా స్వాహా పరివర్షదే స్వాహా స్వాహా పరివర్షదే స్వాహా స్వాహా పరివర్షదే స్వాహా పరివర్షదే స్వాహా స్వాహా పరివర్షదే పరివర్షదే స్వాహా సంవర్షదే సంవర్షదే స్వాహా పరివర్షదే పరివర్షదే స్వాహా సంవర్షదే పరివర్షద ఇది పరివర్షదే స్వాహా సంవర్షదే సంవర్షదే స్వాహా స్వాహా సంవర్షదే స్వాహా స్వాహా సంవర్షదే స్వాహా స్వాహా సంవర్షదే స్వాహా సంవర్షదే స్వాహా స్వాహా సంవర్షదే సంవర్షదే స్వాహా నువర్షదే నువర్షదే స్వాహా సంవర్షదే సంవర్షదే స్వాహా నువర్షదే సంవర్షత ఇది సంవర్షతే స్వాహాను వర్షతే వర్షతే స్వాహా స్వాహాను వర్షతే స్వాహా స్వాహాను వర్షతే స్వాహా స్వాహాను వర్షతే స్వాహా అనువర్షదే స్వాహా స్వాహాను వర్షదే వర్షదే స్వాహా సీకాయిష్యదే సీకాయిష్యదే స్వాహాను వర్షదే వర్షదే స్వాహా సీకాయిష్యదే అనువర్షత ఇత్యనువర్షదే స్వాహా సీకాయిష్యదే సీకాయిష్యదే స్వాహా స్వాహా సీకాయిష్యదే స్వాహా స్వాహా సీకాయిష్యదే స్వాహా స్వాహా సీకాయిష్యదే స్వాహా శీకాయిష్యదే స్వాహా స్వాహా శీకాయిష్యదే శీకాయిష్యదే స్వాహా శీకాయతే శీకాయతే స్వాహా శీకాయిష్యదే శీకాయిష్యదే స్వాహా శీకాయతే స్వాహా శీకాయతే శీకాయతే స్వాహా స్వాహా శీకాయతే స్వాహా స్వాహా శీకాయతే స్వాహా స్వాహా శీకాయతే స్వాహా శీకాయతే స్వాహా స్వాహా శీకాయతే శీకాయతే స్వాహా శీకతాయ శీకతాయ స్వాహా శీకాయతే శీకాయతే స్వాహా శీకతాయ శీకాయత ఇది శీకాయతే స్వాహా శీకతాయ శీకతాయ స్వాహా స్వాహా శీకతాయ స్వాహా స్వాహా శీకతాయ స్వాహా స్వాహా శీకతాయ స్వాహా శీకతాయ స్వాహా స్వాహా శీకతాయ శీకతాయ స్వాహా ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహా శీకతాయ శీకతాయ స్వాహా ప్రోషిష్యతే స్వాహా ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహా స్వాహా ప్రోషిష్యతే స్వాహా స్వాహా ప్రోషిష్యతే స్వాహా స్వాహా ప్రోషిష్యతే స్వాహా ప్రోషిష్యతే స్వాహా స్వాహా ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహా పృష్ణతే పృష్ణతే స్వాహా ప్రోషిష్యతే ప్రోషిష్యతే స్వాహా పృష్ణతే స్వాహా పృష్ణతే పృష్ణతే స్వాహా స్వాహా పృష్ణతే స్వాహా స్వాహా పృష్ణతే స్వాహా స్వాహా పృష్ణతే స్వాహా పృష్ణతే స్వాహా స్వాహా పృష్ణతే పృష్ణతే స్వాహా పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహా పృష్ణతే పృష్ణతే స్వాహా పరిపృష్ణతే స్వాహా పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహా స్వాహా పరిపృష్ణతే స్వాహా స్వాహా పరిపృష్ణతే స్వాహా స్వాహా పరిపృష్ణతే స్వాహా పరిపృష్ణతే స్వాహా స్వాహా పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహో గ్రహీష్యతే ఉద్గ్రహీష్యతే స్వాహా పరిపృష్ణతే పరిపృష్ణతే స్వాహో గ్రహీష్యతే పరిపృష్ణత ఇది పరిపృష్ణతే స్వాహో గ్రహీష్యత ఉద్గ్రహీష్యతే స్వాహా స్వాహో గ్రహీష్యతే స్వాహా స్వాహో గ్రహీష్యతే స్వాహా స్వాహో గ్రహీష్యతే స్వాహా ఉద్గ్రహీష్యతే స్వాహా స్వాహో గ్రహీష్యత ఉద్గ్రహీష్యతే స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహో గ్రహీష్యత ఉద్గ్రహీష్యతే స్వాహో గృహ్ణతే ఉద్గ్రహీష్యత ఇత్యుద్గ్రహీష్యతే స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహా స్వాహో గృహ్ణతే స్వాహా స్వాహో గృహ్ణతే స్వాహా స్వాహో గృహ్ణతే స్వాహా ఉద్గృహ్ణతే స్వాహా స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహో గృహీతాయోద్గృహీతాయ స్వాహో గృహ్ణత ఉద్గృహ్ణతే స్వాహోగృహీతాయ ఉద్గృహ్ణత ఇత్యుద్గృహ్ణతే స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహా స్వాహోగృహీతాయ స్వాహా స్వాహోగృహీతాయ స్వాహా స్వాహోగృహీతాయ స్వాహా ఉద్గృహీతాయ స్వాహా స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహా విప్రోష్యతే విప్రోష్యతే స్వాహోగృహీతాయోద్గృహీతాయ స్వాహా విప్రోష్యతే ఉద్గృహీతాయేత్యుద్గృహీతాయ స్వాహా విప్రోష్యతే విప్రోష్యతే స్వాహా స్వాహా విప్రోష్యతే స్వాహా స్వాహా విప్రోష్యతే స్వాహా స్వాహా విప్రోష్యతే స్వాహా విప్రోష్యతే స్వాహా స్వాహా విప్రోష్యతే విప్రోష్యతే స్వాహా విప్లవమానాయ విప్లవమానాయ స్వాహా విప్రోష్యతే విప్రోష్యతే స్వాహా విప్లవమానాయ విప్రోష్యత ఇది విప్రోష్యతే స్వాహా విప్లవమానాయ విప్లవమానాయ స్వాహా స్వాహా విప్లవమానాయ స్వాహా స్వాహా విప్లవమానాయ స్వాహా స్వాహా విప్లవమానాయ స్వాహా విప్లవమానాయ స్వాహా స్వాహా విప్లవమానాయ విప్లవమానాయ స్వాహా విప్లుదాయ విప్లుదాయ స్వాహా విప్లవమానాయ విప్లవమానాయ స్వాహా విప్లుదాయ విప్లవమానాయేతి విప్లవమానాయ స్వాహా విప్లుదాయ విప్లుదాయ స్వాహా స్వాహా విప్లుదాయ స్వాహా స్వాహా విప్లుదాయ స్వాహా స్వాహా విప్లుదాయ స్వాహా విప్లుదాయ స్వాహా స్వాహా విప్లుదాయ విప్లుదాయ స్వాహా దక్షత ఆదక్షతే స్వాహా విప్లుదాయ విప్లుదాయ స్వాహా దక్షతే విప్లుదాయేతి విప్లుదాయ స్వాహా దక్షత ఆదక్షతే స్వాహా స్వాహా దక్షతే స్వాహా స్వాహా దక్షతే స్వాహా స్వాహా దక్షతే స్వాహా ఆదక్షతే స్వాహా స్వాహా దక్షత ఆదక్షతే స్వాహా తపద ఆతపదే స్వాహా దక్షత ఆదక్షతే స్వాహా తపదే ఆదక్షత ఇత్యాదక్షతే స్వాహా తపద ఆతపదే స్వాహా స్వాహా తపదే స్వాహా స్వాహా తపదే స్వాహా స్వాహా తపదే స్వాహా ఆతపదే స్వాహా స్వాహా తపద ఆతపదే స్వాహోగ్రముగ్రగ్ స్వాహా తపద ఆతపదే స్వాహోగ్రం ఆతపద ఇత్యాతపతి స్వాహోగ్రముగ్రగ్ స్వాహ స్వాహోగ్రమాతపద ఆతపద ఉగ్రగ్ స్వాహ స్వాహోగ్రమాతపతి ఉగ్రమాతపద ఆతపద ఉగ్రముగ్రమాతపతే స్వాహ స్వాహాతపద ఉగ్రముగ్రమాతపతే స్వాహ ఆతపదే స్వాహ స్వాహాతపద ఆతపదే స్వాహర్భ్య అర్భ్య స్వాహాతపద ఆతపదే స్వాహర్భ్య ఆతపద ఇత్యాతపదే స్వాహర్భ్య అర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ స్వాహర్భ్య స్వాహ అర్భ్య స్వాహ స్వాహర్భ్య అర్భ్య స్వాహ ఇదిర్భ్యో ఇదిర్భ్య స్వాహర్భ్య అర్భ్య స్వాహ ఇదిర్భ్య అర్భ్యైర్భ్య స్వాహాయుర్భ్యో ఇదిర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ స్వాహాయుర్భ్య స్వాహ ఇదిర్భ్య స్వాహ స్వాహాయుర్భ్యో ఇదిర్భ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహాయుర్భ్యో ఇదిర్భ్య స్వాహ సామభ్య యజుర్భ్య ఇది యజుభ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య స్వాహ సామభ్య స్వాహ స్వాహ సామభ్య సామభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ సామభ్య సామభ్య స్వాహాంగిరోభ్య సామభ్య ఇది సామభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్య స్వాహ అంగిరోభ్య స్వాహ స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ వేదేభ్యో వేదేభ్య స్వాహాంగిరోభ్యో అంగిరోభ్య స్వాహ వేదేభ్య అంగిరోభ్యైత్యంగిరేభ్యోగేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్యసేభ్య స్వాహ నాసికవతే స్వాహ స్వాహ నాసికవతే స్వాహ స్వాహ నాసికవతే స్వాహ స్వాహ నాసికవతే స్వాహ స్వాహ నాసికవతే స్వాహ నాసికపతే స్వాహా స్వాహా నాసికపతే నాసికపతే స్వాహా నాసికాయ నాసికాయ స్వాహా నాసికపతే నాసికపతే స్వాహా నాసికాయ నాసికవత ఇది నాసికపతే స్వాహా నాసికాయ నాసికాయ స్వాహా స్వాహా నాసికాయ స్వాహా స్వాహా నాసికాయ స్వాహా స్వాహా నాసికాయ స్వాహా అనాసికాయ స్వాహా స్వాహా నాసికాయ నాసికాయ స్వాహా క్షణ్వదే క్షణ్వదే స్వాహా నాసికాయ నాసికాయ స్వాహా క్షణ్వదే స్వాహా క్షణ్వదే క్షణ్వదే స్వాహా స్వాహా క్షణ్వదే స్వాహా స్వాహా క్షణ్వదే స్వాహా స్వాహా క్షణ్వదే స్వాహా అక్షణ్వదే స్వాహా స్వాహా అక్షణ్వదే క్షణ్వదే స్వాహా రక్షికాయ రక్షికాయ స్వాహా అక్షణ్వదే క్షణ్వదే స్వాహా రక్షికాయ అక్షణ్వదైత్యక్షణ్వదే స్వాహా రక్షికాయ రక్షికాయ స్వాహా స్వాహా రక్షికాయ స్వాహా స్వాహా రక్షికాయ స్వాహా స్వాహా రక్షికాయ స్వాహా అనక్షికాయ స్వాహా స్వాహా రక్షికాయ రక్షికాయ స్వాహా గర్మిణే గర్మిణే స్వాహా రక్షికాయ రక్షికాయ స్వాహా గర్మిణే స్వాహా కర్ణినే కర్ణినే స్వాహా స్వాహా కర్ణినే స్వాహా స్వాహా కర్ణినే స్వాహా స్వాహా కర్ణినే స్వాహా కర్ణినే స్వాహా స్వాహా కర్ణినే కర్ణినే స్వాహా కర్ణకాయ కర్ణకాయ స్వాహా కర్ణినే కర్ణినే స్వాహా కర్ణకాయ స్వాహా కర్ణకాయ కర్ణకాయ స్వాహా స్వాహా కర్ణకాయ స్వాహా స్వాహా కర్ణకాయ స్వాహా స్వాహా కర్ణకాయ స్వాహా అకర్ణకాయ స్వాహా స్వాహా కర్ణకాయ కర్ణకాయ స్వాహా శీర్షణ్వదే శీర్షణ్వదే స్వాహా కర్ణకాయ కర్ణకాయ స్వాహా శీర్షణ్వదే స్వాహా శీర్షణ్వదే శీర్షణ్వదే స్వాహా స్వాహా శీర్షణ్వదే స్వాహా స్వాహా శీర్షణ్వదే స్వాహా స్వాహా శీర్షణ్వదే స్వాహా శీర్షణ్వదే స్వాహా స్వాహా శీర్షణ్వదే శీర్షణ్వదే స్వాహా శీర్షకాయ శీర్షకాయ స్వాహా శీర్షణ్వదే శీర్షణ్వదే స్వాహా శీర్షకాయ శీర్షణ్వద ఇది శీర్షణ్వదే స్వాహా శీర్షకాయ శీర్షకాయ స్వాహా స్వాహా శీర్షకాయ స్వాహా స్వాహా శీర్షకాయ స్వాహా స్వాహా శీర్షకాయ స్వాహా శీర్షకాయ స్వాహా స్వాహా శీర్షకాయ శీర్షకాయ స్వాహా వద్దతే వద్దతే స్వాహా శీర్షకాయ శీర్షకాయ స్వాహా వద్దతే స్వాహా వద్దతే వద్దతే స్వాహా స్వాహా వద్దతే స్వాహా స్వాహా వద్దతే స్వాహా స్వాహా వద్దతే స్వాహా వద్దతే స్వాహా స్వాహా వద్దతే వద్దతే స్వాహా పాదకాయ పాదకాయ స్వాహా వద్దతే వద్దతే స్వాహా పాదకాయ పద్మన ఇది పద్వదే స్వాహా పాదకాయ పాదకాయ స్వాహా స్వాహా పాదకాయ స్వాహా స్వాహా పాదకాయ స్వాహా స్వాహా పాదకాయ స్వాహా అపాదకాయ స్వాహా స్వాహా పాదకాయ పాదకాయ స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా పాదకాయ పాదకాయ స్వాహా ప్రాణదే స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా ప్రాణదే ప్రాణద ఇది ప్రాణదే స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే స్వాహా ప్రాణదే స్వాహా స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా వదతే వదతే స్వాహా ప్రాణదే ప్రాణదే స్వాహా వదతే అప్రాణద ఇత్యప్రాణదే స్వాహా వదతే వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా వదతే స్వాహా స్వాహా వదతే వదతే స్వాహా వదతే వదతే స్వాహా వదతే వదతే స్వాహా వదతే స్వాహా వదతే వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా స్వాహా వదతే స్వాహా అవదతే స్వాహా స్వాహా వదతే వదతే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా వదతే వదతే స్వాహా పశ్యతే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా పశ్యతే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే స్వాహా పశ్యతే స్వాహా స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా పశ్యతే పశ్యతే స్వాహా శృణ్వదే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా శృణ్వదే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే స్వాహా శృణ్వదే స్వాహా స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా మనస్వినే మనస్వినే స్వాహా శృణ్వదే శృణ్వదే స్వాహా మనస్వినే స్వాహా మనస్వినే మనస్వినే స్వాహా స్వాహా మనస్వినే స్వాహా స్వాహా మనస్వినే స్వాహా స్వాహా మనస్వినే స్వాహా మనస్వినే స్వాహా స్వాహా మనస్వినే మనస్వినే స్వాహా మనసే మనసే స్వాహా మనస్వినే మనస్వినే స్వాహా మనసే స్వాహా మనసే మనసే స్వాహా స్వాహా మనసే స్వాహా స్వాహా మనసే స్వాహా స్వాహా మనసే స్వాహా అమనసే స్వాహా స్వాహా మనసే మనసే స్వాహా రేతస్వినే రేతస్వినే స్వాహా మనసే మనసే స్వాహా రేతస్వినే స్వాహా రేతస్వినే రేతస్వినే స్వాహా స్వాహా రేతస్వినే స్వాహా స్వాహా రేతస్వినే స్వాహా స్వాహా రేతస్వినే స్వాహా రేతస్వినే స్వాహా స్వాహా రేతస్వినే రేతస్వినే స్వాహా రేతస్కాయ రేతస్కాయ స్వాహా రేతస్వినే రేతస్వినే స్వాహా రేతస్కాయ స్వాహా రేతస్కాయ రేతస్కాయ స్వాహా స్వాహా రేతస్కాయ స్వాహా స్వాహా రేతస్కాయ స్వాహా స్వాహా రేతస్కాయ స్వాహా రేతస్కాయ స్వాహా స్వాహా రేతస్కాయ రేతస్కాయ స్వాహా ప్రజాభ్య ప్రజాభ్య స్వాహా రేతస్కాయ రేతస్కాయ స్వాహా ప్రజాభ్య రేతస్కాయేత్య రేతాయ స్వాహా ప్రజాభ్య ప్రజాభ్య స్వాహా స్వాహా ప్రజాభ్య స్వాహా స్వాహా ప్రజాభ్య స్వాహా స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజాభ్య స్వాహా స్వాహా ప్రజాభ్య ప్రజాభ్య స్వాహా ప్రజననాయ ప్రజననాయ స్వాహా ప్రజాభ్య ప్రజాభ్య స్వాహా ప్రజననాయ ప్రజాభ్య ఇది ప్రజాభ్య స్వాహా ప్రజననాయ ప్రజననాయ స్వాహా స్వాహా ప్రజననాయ స్వాహా స్వాహా ప్రజననాయ స్వాహా స్వాహా ప్రజననాయ స్వాహా ప్రజననాయ స్వాహా స్వాహా ప్రజననాయ ప్రజననాయ స్వాహా లోమోదే లోమోదే స్వాహా ప్రజననాయ ప్రజననాయ స్వాహా లోమోదే ప్రజననాయేతి ప్రజననాయ స్వాహా లోమోదే లోమోదే స్వాహా స్వాహా లోమోదే స్వాహా స్వాహా లోమోదే స్వాహా స్వాహా లోమోదే స్వాహా లోమోదే స్వాహా స్వాహా లోమోదే లోమోదే స్వాహా లోమకాయ లోమకాయ స్వాహా లోమోదే లోమోదే స్వాహా లోమకాయ లోమవతరిది లోమవతే స్వాహా లోమకాయ లోమకాయ స్వాహా స్వాహా లోమకాయ స్వాహా స్వాహా లోమకాయ స్వాహా స్వాహా లోమకాయ స్వాహా అలోమకాయ స్వాహా స్వాహా లోమకాయ లోమకాయ స్వాహా త్వచే త్వచే స్వాహా లోమకాయ లోమకాయ స్వాహా త్వచే స్వాహా త్వచే త్వచే స్వాహా స్వాహా త్వచే స్వాహా స్వాహా త్వచే స్వాహా స్వాహా త్వచే స్వాహా త్వచే స్వాహా స్వాహా త్వచే త్వచే స్వాహా త్వక్కాయ త్వక్కాయ స్వాహా త్వచే త్వచే స్వాహా త్వక్కాయ స్వాహా త్వక్కాయ త్వక్కాయ స్వాహా స్వాహా త్వక్కాయ స్వాహా స్వాహా త్వక్కాయ స్వాహా స్వాహా త్వక్కాయ స్వాహా అత్వక్కాయ స్వాహా స్వాహా త్వక్కాయ త్వక్కాయ స్వాహా చర్మణ్వదే చర్మణ్వదే స్వాహా త్వక్కాయ త్వక్కాయ స్వాహా చర్మణ్వదే స్వాహా చర్మణ్వదే చర్మణ్వదే స్వాహా స్వాహా చర్మణ్వదే స్వాహా స్వాహా చర్మణ్వదే స్వాహా స్వాహా చర్మణ్వదే స్వాహా చర్మణ్వదే స్వాహా స్వాహా చర్మణ్వదే చర్మణ్వదే స్వాహా చర్మకాయ చర్మకాయ స్వాహా చర్మణ్వదే చర్మణ్వదే స్వాహా చర్మకాయ చర్మణ్వత ఇది చర్మణ్వదే స్వాహా చర్మకాయ చర్మకాయ స్వాహా స్వాహా చర్మకాయ స్వాహా స్వాహా చర్మకాయ స్వాహా స్వాహా చర్మకాయ స్వాహా చర్మకాయ స్వాహా స్వాహా చర్మకాయ చర్మకాయ స్వాహా లోహితవదే లోహితవదే స్వాహా చర్మకాయ చర్మకాయ స్వాహా లోహితవదే స్వాహా లోహితవదే లోహితవదే స్వాహా స్వాహా లోహితవదే స్వాహా స్వాహా లోహితవదే స్వాహా స్వాహా లోహితవదే స్వాహా లోహితవదే స్వాహా స్వాహా లోహితవదే లోహితవదే స్వాహా లోహితాయ లోహితాయ స్వాహా లోహితవదే లోహితవదే స్వాహా లోహితాయ లోహితవదైతి లోహితవదే స్వాహా లోహితాయ లోహితాయ స్వాహా స్వాహా లోహితాయ స్వాహా స్వాహా లోహితాయ స్వాహా స్వాహా లోహితాయ స్వాహా అలోహితాయ స్వాహా స్వాహా లోహితాయ లోహితాయ స్వాహా మాగు సన్మతే మాగు సన్మదే స్వాహా లోహితాయ లోహితాయ స్వాహా మాగు సన్మతే స్వాహా మాగుం సన్మదే మాగుం సన్మదే స్వాహా స్వాహా మాగుం సన్మదే స్వాహా స్వాహా మాగుం సన్మదే స్వాహా స్వాహా మాగుం సన్మదే స్వాహా మాగుం సన్మదే స్వాహా స్వాహా మాగుం సన్మదే మాగుం సన్మదే స్వాహా మాగుం సకాయ మాగుం సకాయ స్వాహా మాగుం సన్మదే మాగుం సన్మదే స్వాహా మాగుం సకాయ మాగుం సన్వత ఇది మాగుం సన్నదే స్వాహా మాగుం సకాయ మాగుం సకాయ స్వాహా స్వాహా మాగుం సకాయ స్వాహా స్వాహా మాగుం సకాయ స్వాహా స్వాహా మాగుం సకాయ స్వాహా మాగుం సకాయ స్వాహా స్వాహా మాగుం సకాయ మాగుం సకాయ స్వాహా స్నావభ్య స్నావభ్య స్వాహా మాగుం సకాయ మాగుం సకాయ స్వాహా స్నావభ్య స్వాహా స్నావభ్య స్నావభ్య స్వాహా స్వాహా స్నావభ్య స్వాహా స్వాహా స్నావభ్య స్వాహా స్వాహా స్నావభ్య స్వాహా

ప్రాణాయత్వా త్వా ప్రాణాయ ప్రాణాయత్వా పానాయ పానాయత్వా ప్రాణాయ ప్రాణాయత్వా పానాయ ప్రాణాయేతి ప్రాణాయ త్వపానాయ పానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్యానాయ్య రాధసే దేవేభ్యో జాగతేభ్యో జాగతేభ్యో దేవేభ్యో దేవేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యః సప్తదశేభ్యో జాగతేభ్యో దేవేభ్యో దేవేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యః జాగతేభ్యః సప్తదశేభ్యః సప్తదశేభ్యో జాగతేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యః సప్తదశేభ్యో జాగతేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యః సప్తదశేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో మానుషికేభ్యో వైరూపేభ్యః సప్తదశేభ్యః సప్తదశేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యః సైర్వదశేభ్య ఇతి సప్తదశేభ్యః వైరూపేభ్యో మానుషికేభ్యో మానుషికేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాదో ద్వాదశకపాదో మానుషికేభ్యో వైరూపేభ్యో వైరూపేభ్యో మానుషికేభ్యో ద్వాదశకపాదః వార్షికేభ్యో ద్వాదశకపాలో ద్వాదశకపాలో వార్షికేభ్యో వార్షికేభ్యో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో వార్షికేభ్యో వార్షికేభ్యో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశ కపాలః మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామేకవిభూషాభ్యామేకవిభూషాభ్యామానుష్టుభాభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామానుష్టుభాభ్యామేకవిభూషాభ్యాం మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం ఆనుష్టుభాభ్యామేకవిభూషాభ్యామేకవిభూషాభ్యామానుష్టుభాభ్యామానుష్టుభాభ్యామేకవిభూషాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యామేకవిభూషాభ్యామానుష్టుభాభ్యామేకవిభూషాభ్యామానుష్టుభాభ్యామేకవిభూషాభ్యాం వై రాజాభ్యాం ఆనుష్టుభాభ్యామిత్యాలోస్తుభాభ్యాం ఏకవిభూషాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యామేకవిభూషాభ్యామేకవిభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాకుంశారదాభ్యాం వై రాజాభ్యామేకవిభూషాభ్యామేకవిభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం ఏకవిభూషాభ్యామిత్యేకవిభూషాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాకుంశారదాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం పయస్యాపయస్యాశారదాభ్యాం వై రాజాభ్యాం వై రాజాభ్యాకుంశారదాభ్యాం పయస్యాశారదాభ్యాం పయస్యాపయస్యాశారదాభ్యాకుంశారదాభ్యాం పయస్యా బృహస్పతయే బృహస్పతయే పయస్యాశారదాభ్యాకుంశారదాభ్యాం పయస్యా బృహస్పతయే పయస్యా బృహస్పత ఏ బృహస్పత ఏ పయస్యా పయస్యా బృహస్పత ఏ పాంకాయ పాంకాయ బృహస్పత ఏ పయస్యా పయస్యా బృహస్పత ఏ పాంకాయ బృహస్పత ఏ పాంకాయ పాంకాయ బృహస్పత ఏ బృహస్పత ఏ పాంకాయ త్రణవాయ త్రణవాయ పాంకాయ బృహస్పత ఏ బృహస్పత ఏ పాంకాయ త్రణవాయ పాంకాయ త్రణవాయ త్రణవాయ పాంకాయ పాంకాయ త్రణవాయ శాక్పరాయ శాక్పరాయ త్రణవాయ పాంకాయ పాంకాయ త్రణవాయ శాక్పరాయ తృణవాయ శాక్పరాయ శాక్పరాయ తృణవాయ తృణవాయ శాక్పరాయ హైమంతికాయ హైమంతికాయ శాక్పరాయ తృణవాయ తృణవాయ శాక్పరాయ హైమంతికాయ తృణవాయేతి త్రీణవాయ శాక్పరాయ హైమంతికాయ హైమంతికాయ శాక్పరాయ శాక్పరాయ హైమంతికాయ చరుశ్చరు హైమంతికాయ శాక్పరాయ శాక్పరాయ హైమంతికాయ చరు హైమంతికాయ జలశ్చరు హైమంతికాయ హైమంతికాయ జలస్స విత్రే సవిత్రే చరు హైమంతికాయ హైమంతికాయ జలస్స విత్రే జలస్స విత్రే సవిత్రే జలశ్చరస్స విత్ర ఆదిచ్ఛందసాయాదిచ్ఛందసాయ సవిత్రే జలశ్చరస్స విత్ర ఆదిచ్ఛందసాయ సవిత్ర ఆదిచ్ఛందసాయాదిచ్ఛందసాయ సవిత్రే సవిత్ర ఆదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ త్రయస్త్రిగుంషాయాదిచ్ఛందసాయ సవిత్రే సవిత్ర ఆదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ ఆదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ త్రయస్త్రిగుంషాయాదిచ్ఛందసాయాదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ రైవతాయ త్రయస్త్రిగుంషాయాదిచ్ఛందసాయాదిచ్ఛందసాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ ఆదిఛందసాయేత్యాది ఛందసాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ రైవతాయ త్రయస్త్రిగుంషాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ రైవతాయ త్రయస్త్రిగుంషాయ త్రయస్త్రిగుంషాయ రైవతాయ శైశిరాయ త్రయస్త్రిగుంషాయేతి త్రయః త్రిగుంషాయ రైవతాయ శైశిరాయ శైశిరాయ రైవతాయ రైవతాయ శైశిరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాల శైశిరాయ రైవతాయ రైవతాయ శైశిరాయ ద్వాదశకపాలః శైశిరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాల శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాలోదిత్య అదిత్యై ద్వాదశకపాల శైశిరాయ శైశిరాయ ద్వాదశకపాలోదిత్యై ద్వాదశకపాలోదిత్యా అదిత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోదిత్యై విష్ణువత్యై విష్ణువత్యా అదిత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోదిత్యై విష్ణువత్యై ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అదిత్యై విష్ణువత్యై విష్ణువత్యా అదిత్యా అదిత్యై విష్ణువత్యై జలశ్చలుర్విష్ణువత్యా అదిత్యా అదిత్యై విష్ణువత్యై జలు విష్ణువత్యై జలశ్చలుర్విష్ణువత్యై విష్ణువత్యై జలరగ్నయేగ్నయే జలుర్విష్ణువత్యై విష్ణువత్యై జలరగ్నయే విష్ణువత్యా ఇది విష్ణువత్యై చలురగ్నయేగ్నయే జలశ్చలురగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయే జలశ్చలురగ్నయే వైశ్వానరాయ అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాల వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యా అనుమత్యై ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యై ద్వాదశకపాలోనుమత్యా అనుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోనుమత్యై చతుశ్చరుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలోనుమత్యై చరు ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమత్యే జలశ్చరనుమత్యా అనుమత్యే జలకాయ కాయశ్చరనుమత్యా అనుమత్యే జలకాయ అనుమత్యానుమత్యై జలకాయ కాయశ్చరశ్చరకాయ ఏకగపాల ఏకగపాల కాయశ్చరశ్చరకాయ ఏకగపాల కాయ ఏకగపాల ఏకగపాల కాయ ఏకగపాల ఏకగపాల ఇత్యేకగపాల యో వై వయ్యో యో వా అగ్నావగ్నౌ వయ్యో యో వా అగ్నౌ వా అగ్నావగ్నౌ వై వా అగ్నావగ్నిరగ్నిరగ్నౌ వై వా అగ్నావగ్ని అగ్నావగ్నిరగ్నిరగ్నావగ్నః ప్రహ్రియతే ప్రహ్రియతే అగ్నిరగ్నావగ్నావగ్నః ప్రహ్రియతే అగ్నిః ప్రహ్రియతే ప్రహ్రియతే అగ్నిరగ్నిః ప్రహ్రియతే యోయః ప్రహ్రియతే అగ్నిరగ్నిః ప్రహ్రియతే యః ప్రహ్రియతే యోయః ప్రహ్రియతే ప్రహ్రియతే యశ్చ తేజః ప్రహ్రియతే ప్రహ్రియతే యశ్చ ప్రహ్రియత ఇది ప్రహ్రియతే యశ్చ జయోయశ్చ సోమః సోమశ్చ యోయశ్చ సోమః సోమః సోమశ్చ సోమో రాజా రాజా సోమశ్చ సోమో రాజా సోమో రాజా రాజా సోమః సోమో రాజాతయోస్తయో రాజా సోమః సోమో రాజాతయో రాజాతయోస్తయో రాజా రాజాతయో రేష ఏషతయో రాజా రాజాతయో రేష తయో రేష ఏషతయోస్తయో రేష ఆదిత్యమాదిత్యమేషతయోస్తయో రేష ఆదిత్యం ఏష ఆదిత్యమాదిత్యమేష ఏష ఆదిత్యం యద్దాదిత్యమేష ఏష ఆదిత్యం యద్ ఆదిత్యం యద్దాదిత్యమాదిత్యం యదగ్ని సోమీయో అగ్ని సోమీయో యదాదిత్యమాదిత్యం యదగ్ని సోమీయ యదగ్ని సోమీయో అగ్ని సోమీయో యజ్ఞదగ్ని సోమీయోథ అగ్ని సోమీయో యజ్ఞదగ్ని సోమీయోథ అగ్ని సోమీయోథ అగ్ని సోమీయో అగ్ని సోమీయోథైష ఏష అగ్ని సోమీయో అగ్ని సోమీయోథైష అగ్ని సోమీయ ఇత్యగ్ని సోమీయ అథైష ఏషోథైష రుద్రో రుద్ర ఏషోథైష రుద్ర ఏష రుద్రో రుద్ర ఏష ఏష రుద్రో యో యో రుద్ర ఏష రుద్రోయ రుద్రో యో యో రుద్రో రుద్రోయశ్చీయతే చీయతే యో రుద్రో రుద్రోయశ్చీయతే యశ్చీయతే చీయతే యో యశ్చీయతే యద్యచ్చీయతే యో యశ్చీయతే యద్ చీయతే యద్యచ్చీయతే చీయతే యత్సంచితే సంచితే యచ్చీయతే చీయతే యత్సంచితే యత్సంచితే సంచితే యద్యత్సంచితే అగ్నావగ్నౌ సంచితే యద్యత్సంచితే అగ్నౌ సంచితే అగ్నావగ్నౌ సంచితే సంచితే అగ్నావేతాన్యేతాన్యగ్నౌ సంచితే సంచితే అగ్నావేతాని సంచిత ఇది సంచితే అగ్నావేతాన్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి హవీగుష్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషిన హవీగుష్యేతాన్యేతాని హవీగుంషిన హవీగుంషిన హవీగుంషి హవీగుంషిన నిర్వపే నిర్వపేర్న హవీగుంషి హవీగుంషిన నిర్వపే నిర్వపే నిర్వపేన్న నిర్వపే దేశ ఏష నిర్వపేన్న నిర్వపే దేశ నిర్వపే దేశ ఏష నిర్వపే నిర్వపే దేశ ఏవై వైష నిర్వపే నిర్వపే దేశ ఏవ నిర్వపేది నిర్వపేత్ ఏష ఏవై వైష ఏష ఏవ రుద్రో రుద్ర ఏవైష ఏష ఏవ రుద్ర ఏవ రుద్రో రుద్ర ఏవైవ రుద్రో శాంతో శాంతో రుద్ర ఏవైవ రుద్రో శాంత రుద్రో శాంతో శాంతో రుద్రో రుద్రో శాంత ఉపోత్థాయోపోత్థాయ శాంతో రుద్రో రుద్రో శాంత ఉపోత్థాయ శాంతౌ బోత్థాయ బోత్థాయ శాంతో శాంతౌ బోత్థాయ ప్రజాం ప్రజాము బోత్థాయ శాంతో శాంతౌ బోత్థాయ ప్రజాం బోత్థాయ ప్రజాం ప్రజాము బోత్థాయ బోత్థాయ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాము బోత్థాయ బోత్థాయ ప్రజాం పశూన్ ఉపోత్థాయేత్యుప ఉత్థాయ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ యజమానస్య పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ యజమానస్య ప్రజామిది ప్రజా పశూన్ యజమానస్యజమానస్య పశూన్ పశూన్ యజమానస్యాభ్యభిజమానస్య పశూన్ పశూన్ యజమానస్యాభి యజమానస్యాభ్యభిజమానస్య విజమానస్యాభిమన్యేత మన్యేతాభిజమానస్యజమానస్యాభిమన్యేత అభిమన్యేత మన్యేతాభ్యభిమన్యేత యజ్జన్మన్యేతాభ్యభిమన్యేత యద్ మన్యేత యజ్జన్మన్యేత మన్యేత యత్సంచితే సంచితే యన్మన్యేత మన్యేత యత్సంచితే యత్సంచితే సంచితే యజ్జత్సంచితేగ్నావగ్నౌ సంచితే యజ్జత్సంచితేగ్నౌ సంచితేగ్నావగ్నౌ సంచితే సంచితేగ్నావేతాన్యేతాన్యగ్నౌ సంచితే సంచితేగ్నావేతాని సంచిర ఇది సంచితే అగ్నావేతాన్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి హవీగుష్యేతాన్యగ్నావగ్నావేతాని హవీగుంషి ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నర్భవతి నిర్భవతి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నిర్భవతి హవీగుంషి నిర్భవతి నిర్భవతి హవీగుంషి హవీగుంషి నిర్భవతి భాగధేయేన భాగధేయేన నిర్భవతి హవీగుంషి హవీగుంషి నిర్భవతి భాగధేయేన నిర్భవతి భాగధేయేన భాగధేయేన నిర్భవతి నిర్భవతి భాగధేయేన నైవైవ భాగధేయేన నిర్భవతి నిర్భవతి భాగధేయేన నైవ నిర్భవతీతి నిహివతి భాగధేయేనైవైవ భాగధేయేన భాగధేయేనైవైనమేనమేవ భాగధేయేన భాగధేయేనైవైనం భాగధేయేనేతి భాగాధేయేన ఏవైనమేనమేవైవైనకు శమయతి శమయత్యేన మేవైవైనకు శమయతి ఏనకు శమయతి శమయత్యేన మేనకు శమయతి నన శమయత్యేన మేనకు శమయతి న శమయతి నన శమయతి శమయతి నాస్యాస్య న శమయతి శమయతి నాస్య నాస్యాస్యన నాస్య రుద్రో రుద్రోస్యన నాస్య రుద్ర అస్య రుద్రో రుద్రోస్యాస్య రుద్రో శాంతో శాంతో రుద్రోస్యాస్య రుద్రో శాంత రుద్రో శాంతో శాంతో రుద్రో రుద్రో శాంతౌ బోత్థాయ బోత్థాయ శాంతో రుద్రో రుద్రో శాంతౌ బోత్థాయ అశాంతౌ బోత్థాయ బోత్థాయ శాంతో శాంతౌ బోత్థాయ ప్రజాం ప్రజాము బోత్థాయ శాంతో శాంతౌ బోత్థాయ ప్రజాం బోత్థాయ ప్రజాం ప్రజాము బోత్థాయ బోత్థాయ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాము బోత్థాయ బోత్థాయ ప్రజాం పశూన్ బోత్థాయేత్యుప ఉత్థాయ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూనభ్యభి పశూన్ ప్రజాం ప్రజాం పశూనభి ప్రజామిది ప్రజాం పశూనభ్యభి పశూన్ పశూనభిమన్యతే మన్యతేభి పశూన్ పశూనభిమన్యతే అభిమన్యతే మన్యతేభ్యభిమన్యతే దశ దశ మన్యతేభ్యభిమన్యతే దశ మన్యతే దశ దశ మన్యతే మన్యతే దశ హవీగుంషి హవీగుంషి దశ మన్యతే మన్యతే దశ హవీగుంషి దశ హవీగుంషి హవీగుంషి దశ దశ హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి దశ దశ హవీగుంషి భవంతి హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి హవీగుంషి భవంతి నవ నవ భవంతి హవీగుంషి హవీగుంషి భవంతి నవ భవంతి నవ నవ భవంతి భవంతి నవ వై వై నవ భవంతి భవంతి నవ వై నవ వై వై నవ నవ వై పురుషే పురుషే వై నవ నవ వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే వై వై పురుషే ప్రాణాః పురుషే ప్రాణాః ప్రాణాః పురుషే పురుషే ప్రాణానాభిర్నాభిః ప్రాణాః పురుషే పురుషే ప్రాణానాభిః ప్రాణానాభిర్నాభిః ప్రాణాః ప్రాణానాభిర్దశమే దశమేనాభిః ప్రాణాః ప్రాణానాభిర్దశమే ప్రాణాయి ప్రాణాః నాభిర్దశమే దశమేనాభిర్నాభిర్దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమేనాభిర్నాభిర్దశమే ప్రాణాన్ దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవైవ ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానే యజమాన ఏవ ప్రాణాన్ ప్రాణానేవ యజమానే ప్రాణానితి ప్రాణాన్ ఏవ యజమానే యజమాన ఏవైవ యజమానే దధాతి దధాతి యజమాన ఏవైవ యజమానే దధాతి యజమానే దధాతి దధాతి యజమానే యజమానే దధాత్యథో అథో దధాతి యజమానే యజమానే దధాత్యథో దధాత్యథో అథో దధాతి దధాత్యథో దశాక్షరా దశాక్షరాథో దధాతి దధాత్యథో దశాక్షరా అథో దశ అక్షరాదశ అక్షరాథో అథో దశ అక్షరా విరాట్ విరాట్ దశ అక్షరాథో అథో దశ అక్షరా విరాట్ అథో ఇత్యథో దశ అక్షరా విరాట్ విరాట్ దశ అక్షరాదశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరాదశ అక్షరా విరాడన్నం దశ అక్షరే దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడితి వీరాడ్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాజి విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాట్ విరాజి విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవైవ విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాడితి వీరాడ్ విరాజ్యేవైవ విరాజి విరాజ్యేవాన్నాద్యేన్నాద్య ఏవ విరాజి విరాజ్యేవాన్నాద్యే విరాజీతి వీరాజి ఏవాన్నాద్యేన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి అన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టతి అన్నాద్య ఇత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యర్థభిర ఋతుభిస్తిష్టతి ప్రతి ప్రతిష్టత్యర్థభిః తిష్టత్యర్థభిర ఋతుభిస్తిష్టతి తిష్టత్యర్థభిర్వైవ ఋతుభిస్తిష్టతి తిష్టత్యర్థభిర్వై అర్ధభిర్వైవ అర్ధభిర్ ఋతుభిర్వ ఏష ఏష వా అర్ధభిర్ ఋతుభిర్వ ఏష అర్ధభిరిచ్యుతోభిః వా ఏష ఏష వై వా ఏష ఛందోభిశ్చందోభిరేష వై వా ఏష ఛందోభిః ఏష ఛందోభిశ్చందోభిరేష ఏష ఛందోభిస్తోమై స్తోమైశ్చందోభిరేష ఏష ఛందోభిస్తోమై ఛందోభిస్తోమై స్తోమైశ్చందోభిశ్చందోభిస్తోమై పృష్టై పృష్టై స్తోమైశ్చందోభిశ్చందోభిస్తోమై పృష్టై స్తోమై పృష్టై పృష్టై స్తోమై స్తోమై పృష్టైశ్చేదవ్యశ్చేదవ్య పృష్టై స్తోమై స్తోమై పృష్టైశ్చేదవ్య పృష్టైశ్చేదవ్యశ్చేదవ్య పృష్టై పృష్టైశ్చేదవ్య ఇదీతి చేదవ్య పృష్టై పృష్టైశ్చేదవ్య ఇది చేదవ్య ఇదీతి చేదవ్యశ్చేదవ్య ఇత్యాహురాహృతి చేదవ్యశ్చేదవ్య ఇత్యాహు ఇత్యాహురాహృతి ఇత్యాహుర్యద్దాహృతి ఇత్యాహుర్యు ఆహుర్యద్యదాహురాహుర్యేతాన్యేతాహురాహుర్యేతాన్యేతాన్యేతాని యజ్ఞేతాని హవీగుంషి హవీగుష్యేతాని యజ్ఞేతాని హవీగుంషి ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నిర్మపతి నిర్మపతి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి నిర్మపతి హవీగుంషి నిర్మపతి నిర్మపతి హవీగుంషి హవీగుంషి నిర్మపత్యుతుభిర్ ఋతుభిర్ నిర్మపతి హవీగుంషి హవీగుంషి నిర్మపత్యుతుభిః నిర్వపత్యుర్దుభిర్ ఋతుభిర్ నిర్వపతి నిర్వపత్యుర్దుభిరేవైవర్తుభిర్ నిర్వపతి నిర్వపత్యుర్దుభిరేవ నిర్వపతీతిపతి అర్థుభిరేవైవర్తుభిర్ ఋతుభిరేవైనమేన మేవర్తుభిర్ ఋతుభిరేవైనం అర్థుభిరిచ్యుర్దోభిః ఏవైనమేన మేవైవైనం ఛందోభిశ్చందోభిరేణ మేవైవైనం ఛందోభిః ఏనం ఛందోభిశ్చందోభిరేణ మేనం ఛందోభిస్తోమై స్తోమైశ్చందోభిరేణ మేనం ఛందోభిస్తోమైః ఛందోభిస్తోమైస్తోమైశ్చందోభిశ్చందోభిస్తోమై పృష్టై పృష్టై స్తోమైశ్చందోభిశ్చందోభిస్తోమై పృష్టై ఛందోభిరిత ఛందభిః స్తోమై పృష్టై పృష్టై స్తోమైస్తోమై పృష్టైశ్చినుదే జనుదే పృష్టైస్తోమైస్తోమై పృష్టైశ్చినుదే పృష్టైశ్చినుదే జనుదే పృష్టై పృష్టైశ్చినుదే దిశో దిశశ్చినుదే పృష్టై పృష్టైశ్చినుదే దిశ చినుదే దిశో దిశశ్చినుదే చినుదే దిశశుషుబాణేన సుషుబాణేన దిశశ్చినుదే చినుదే దిశశుషుబాణేన దిశశుషుబాణేన సుషుబాణేన దిశో దిశశుషుబాణేన అభినిత్యా అభినిత్యా సుషుబాణేన దిశో దిశశుషుబాణేన అభినిత్యా సుషుబాణేన అభినిత్యా అభినిత్యా సుషుబాణేన సుషుబాణేన అభినిత్యా ఇదిత్యభినిత్యా సుషుబాణేన సుషుబాణేన అభినిత్యా ఇది అభినిత్యా ఇదిత్యభినిత్యా అభినిత్యా ఇత్యాహురాహురిత్యభినిత్యా అభినిత్యా ఇత్యాహు అభిజిత్యాహుర్యదాహుర్యదేతాన్యేతాన్యేతాన్యేతాన్యేతాన్యేతాన్ని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాన్ని హవీగుంషి ఏతాన్ని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాన్ని హవీగుంషి నిర్మపతి నిర్మపతి హవీగుష్యేతాన్యేతాన్ని హవీగుంషి నిర్మపతి హవీగుంషి నిర్వపతి నిర్వపతి హవీగుంషి హవీగుంషి నిర్వపతి దిశాం దిశాం నిర్వపతి హవీగుంషి హవీగుంషి నిర్వపతి దిశాం నిర్వపతి దిశాం దిశాం నిర్వపతి నిర్వపతి దిశామభిజిత్యా అభిజిత్యై దిశాం నిర్వపతి నిర్వపతి దిశామభిజిత్యై నిర్వపతీతి నిహిపతి దిశామభిజిత్యా అభిజిత్యై దిశాం దిశామభిజిత్యా ఏతయైతయాభిజిత్యై దిశాం దిశామభిజిత్యా ఏతయా అభిజిత్యా ఏతయైతయాభిజిత్యా అభిజిత్యా ఏతయా వై వా ఏతయాభిజిత్యా అభిజిత్యా ఏతయా వై అభిజిత్యా ఇత్యభి ఇతి ఏతయా వై వా ఏతయైతయా వా ఇంద్రమింద్రం వా ఏతయైతయా వా ఇంద్రం వా ఇంద్రమింద్రం వై వా ఇంద్రం దేవా దేవా ఇంద్రం వై వా ఇంద్రం దేవా ఇంద్రం దేవా దేవా ఇంద్రమింద్రం దేవా అయాజయన్ అయాజయన్ దేవా ఇంద్రమింద్రం దేవా అయాజయన్ దేవా అయాజయన్ అయాజయన్ దేవా దేవా అయాజయన్ తస్మాత్ తస్మాదయాజయన్ దేవా దేవా అయాజయన్ తస్మాత్ అయాజయన్ తస్మాత్ తస్మాదయాజయన్ అయాజయన్ తస్మాదింద్రసభ ఇంద్రసభస్తస్మాదయాజయన్ అయాజయన్ తస్మాదింద్రసభ తస్మాదింద్రసభ ఇంద్రసభస్తస్మాత్ తస్మాదింద్రసభ ఏతయైతయేంద్రసభస్తస్మాత్ తస్మాదింద్రసభ ఏతయా ఇంద్రసభ ఏతయైతయేంద్రసభ ఇంద్రసభ ఏతయామను మనుమేతయేంద్రసభ ఇంద్రసభ ఏతయామను ఇంద్రసభ ఇది ఇంద్రసభ ఏతయామను మనుమేతయైతయామను మనుష్యా మనుష్యామనుమేతయైతయామను మనుష్యా మనుం మనుష్యా మనుష్యామను మనుం మనుష్యాస్తస్మాత్ తస్మాన్ మనుష్యామను మనుం మనుష్యాస్తస్మాత్ మనుష్యాస్తస్మాత్ తస్మాన్ మనుష్యా మనుష్యాస్తస్మాన్ మనుసవో మనుసవస్తస్మాన్ మనుష్యా మనుష్యాస్తస్మాన్ మనుసవ తస్మాన్ మనుసవో మనుసవస్తస్మాత్ తస్మాన్ మనుసవో యథా యథా మనుసవస్తస్మాత్ తస్మాన్ మనుసవో యథా మనసవో యథా యథా మనుసవో మనుసవో యథేంద్ర ఇంద్రో యథా మనుసవో మనుసవో యథేంద్ర మనుసవ ఇది మనుసవ యథేంద్ర ఇంద్రో యథా యథేంద్రో దేవానాం దేవానామింద్రో యథా యథేంద్రో దేవానాం ఇంద్రో దేవానాం దేవానామింద్ర ఇంద్రో దేవానాయ యథా యథా దేవానామింద్ర ఇంద్రో దేవానాయ యథా దేవానాయ యథా యథా దేవానాం దేవానాయ యథా మనుర్మనుర్యథా దేవానాం దేవానాయ యథా మను యథామనుర్మనుర్యథా యథామనుర్మనుష్యాణాం మనుష్యాణాం మనుర్యథా యథామనుర్మనుష్యాణాం మనుర్మనుష్యాణాం మనుష్యాణాం మనుర్మనుర్మనుష్యాణామేవమేవం మనుష్యాణాం మనుర్మనుర్మనుష్యాణామేవం మనుష్యాణామేవమేవం మనుష్యాణాం మనుష్యాణామేవం భవతి భవత్యేవం మనుష్యాణాం మనుష్యాణామేవం భవతి ఏవం భవతి భవత్యేవమేవం భవతి యో యో భవత్యేవమేవం భవతి యః భవతి యో యో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం ఏవమేవం యో ఏవం విద్వాన్ విద్వానేవం యో ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవమేవం విద్వానేతయైతయా విద్వానేవమేవం విద్వానేతయా విద్వానేతయైతయా విద్వాన్ విద్వానేతయేష్ట్యేష్ట్యైతయా విద్వాన్ విద్వానేతయేష్ట్యా ఏతయేష్ట్యేష్ట్యైతయైతయేష్ట్యా యజతే యజత ఇష్ట్యేతయైతయేష్ట్యా యజతే ఇష్ట్యాయతేర్దిగ్వదేర్దిగ్వదేర్యజతేష్ట్యాయతేర్దిగ్వదీ పురాణవాక్యా భవంతి భవంతి పురాణవాక్యాః పురాణవాక్యాః భవంతి సర్వా సాగుం సర్వాసాం భవంతి పురాణవాక్యాః పురాణవాక్యాః భవంతి సర్వాసాం పురాణవాక్యా ఇతి పురః అనువాక్యాః భవంతి సర్వా సాగుం సర్వాసాం భవంతి భవంతి సర్వాసాం దిశాం దిశాగుం సర్వాసాం భవంతి భవంతి సర్వాసాం దిశాం సర్వాసాం దిశాం దిశాగుం సర్వాసాగుం సర్వాసాం దిశామభిజిత్యా అభిజిత్యే దిశాగుం సర్వాసాగుం సర్వాసాం దిశామభిజిత్యే దిశామభిజిత్యా అభిజిత్యే దిశాం దిశామభిజిత్యే అభిజిత్యా ఇత్యభిజితి యః ప్రాణతః ప్రాణతో యో యః ప్రాణతో నిమిషతో నిమిషతః ప్రాణతో యో యః ప్రాణతో నిమిషతః ప్రాణతో నిమిషతో నిమిషతః ప్రాణతః ప్రాణతో నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషతః ప్రాణతః ప్రాణతో నిమిషతో మహిత్వా ప్రాణత ఇది ప్రాణతః నిమిషతో మహిత్వా మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక ఏకో మహిత్వా నిమిషతో నిమిషతో మహిత్వైక నిమిషత ఇది నిమిషత మహిత్వైక ఏకో మహిత్వా మహిత్వైక ఇది రేకో మహిత్వా మహిత్వైక ఇది మహిత్వేది మహిత్వా ఏక ఇది రేక ఏక ఇద్రాజా రాజేదేక ఏక ఇద్రాజా ఇద్రాజా రాజేదిద్రాజా జగతో జగతో రాజేదిద్రాజా జగత రాజా జగతో జగతో రాజా రాజా జగతో బభూవ బభూవ జగతో రాజా రాజా జగతో బభూవ జగతో బభూవ బభూవ జగతో జగతో బభూవ బభూవేది బభూవ ఏ ఈశ ఈశే యోయ ఈశే అస్యా శేషే యోయ ఈశే అస్యా ఈశే అస్యాశేష ఈశే అస్య ద్విపదో ద్విపదో అస్యేష ఈశే అస్య ద్విపద అస్య ద్విపదో ద్విపదో అస్యాస్య ద్విపదశ్చతుష్పదశ్చతుష్పదో ద్విపదో అస్యాస్య ద్విపదశ్చతుష్పద ద్విపదశ్చతుష్పదశ్చతుష్పదో ద్విపదో ద్విపదశ్చతుష్పదః కస్మై కస్మై చతుష్పదో ద్విపదో ద్విపదశ్చతుష్పదః కస్మై ద్విపద ఇది ద్విపద చతుష్పదః కస్మై కస్మై చతుష్పదశ్చతుష్పదః కస్మై దేవాయ దేవాయ కస్మై చతుష్పదశ్చతుష్పదః కస్మై దేవాయ చతుష్పద ఇది చతుర్పద కస్మై దేవాయ దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా హవిషా దేవాయ కస్మై కస్మై దేవాయ హవిషా దేవాయ హవిషా హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ విధేమ హవిషా దేవాయ దేవాయ హవిషా విధేమ హవిషా విధేమ విధేమ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఉపయామగృహీతోస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ప్రజాపతయే ప్రజాపతయే స్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ప్రజాపతయే ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయేస్యసి ప్రజాపతయే త్వాత్మా ప్రజాపతయేస్యసి ప్రజాపతయే త్వా ప్రజాపతయే త్వా త్వా ప్రజాపతయే ప్రజాపతయే త్వాజుష్టం జుష్టం త్వా ప్రజాపతయే ప్రజాపతయే త్వాజుష్టం ప్రజాపతయ ఇది ప్రజాపతయే త్వాజుష్టం జుష్టం త్వా త్వాజుష్టం గృహ్ణామి గృహ్ణామి జుష్టం త్వా త్వాజుష్టం గృహ్ణామి జుష్టం గృహ్ణామి గృహ్ణామి జుష్టం జుష్టం గృహ్ణామి తస్య తస్య గృహ్ణామి జుష్టం జుష్టం గృహ్ణామి తస్య గృహ్ణామి తస్య తస్య గృహ్ణామి గృహ్ణామి తస్య తే తేదస్య గృహ్ణామి గృహ్ణామి తస్య తే ఉపయామగృహీతోస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ప్రజాపతయే ప్రజాపతయే స్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ప్రజాపతయే ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత విష్ణువర్ధేష్ఠా విష్ణుర్జిష్ణోర్ధేష్ఠా సభయ సభయోర్ధేష్ఠా విష్ణుర్జిష్ణోర్ధేష్ఠా శ్రేయ రథేష్టాస్ సభేయస్ సభేయోరథేష్టారథేష్టాస్ సభేయోయువాయువా సభేయోరథేష్టారథేష్టాస్ సభేయోయువా రథేష్టా ఇది రథేష్టా సభేయోయువాయువా సభేయస్ సభేయోయువాయువా సభేయస్ సభేయోయువా యువాయువాస్యాస్యాయువాయువాస్యాస్యాస్యేజమానస్యేజమానస్యాస్యాస్యేజమానస్యాస్యాస్యేజమానస్యవీరో వీరోయజమానస్యాస్యాస్యేజమానస్యవీరో వీరోయజమానస్యేజమానస్యవీరోజాయతాం జాయతాం వీరోయజమానస్యేజమానస్యవీరోజాయతాం వీరోజాయతాం జాయతాం వీరో వీరోజాయతాన్ని కామేని కామే జాయతాం వీరో వీరోజాయతాన్ని కామేని కామే జాయతాం జాయతాన్ని కామేని కామే నో నోని కామేని కామే జాయతాం జాయతాన్ని కామేని కామేన నికామేని కామేనో నోని కామేని కామేని కామేన పర్జన్య పర్జన్యో నోని కామేని కామేని కామేన పర్జన్య నికామే నికామైతే నికామే నికామే నః పర్జన్య పర్జన్యో నో నః పర్జన్యో వర్షదు వర్షదు పర్జన్యో నో నః పర్జన్యో వర్షదు పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో వర్షదు పర్జన్య పర్జన్యో నో నః పర్జన్య పర్జన్యో నః ఔషధయః ఔషధయో నః పర్జన్య పర్జన్యో నః ఔషధయః ఔషధయ ఔషధయో నో నః ఔషధయః పచ్యందాం పచ్యందాం ఔషధయో నో నః ఔషధయః పచ్యందాం ఔషధయః పచ్యందాం యోగక్షేమో యోగక్షేమః పచ్యందాం ఔషధయః ఔషధయః పచ్యందాం యోగక్షేమః పచ్యందాం యోగక్షేమో యోగక్షేమః పచ్యందాం పచ్యందాం యోగక్షేమో నో నో యోగక్షేమః పచ్యందాం యోగక్షేమో నో నో యోగక్షేమో యోగక్షేమోనః కల్పదాం యోగక్షేమో యోగక్షేమోనః కల్పదాం యోగక్షేమ ఇది యోగక్షేమ నః కల్పదాం కల్పదాం నో నః కల్పదాం కల్పదామిది కల్పదాం ఆక్రాణక్రాణాక్రాణవాజీవాజ్యక్రాణాక్రాణవాజీ అక్రాణవాజీవాజ్యక్రాణక్రాణవాజీ పృథివీం పృథివీం వాజ్యక్రాణక్రాణవాజీ పృథివీం వాజీ పృథివీం పృథివీం వాజీవాజీ పృథివీమగ్నిమగ్నిం పృథివీం వాజీవాజీ పృథివీమగ్నిం పృథివీమగ్నిమగ్నిం పృథివీం పృథివీమగ్నియుజయుజమగ్నిం పృథివీం పృథివీమగ్నియుజం అగ్నియుజయుజమగ్నిమగ్నియుజమకృతాకృతయుజమగ్నిమగ్నియుజమకృత విజమకృతాకృతయుజయుజమకృత వాజీ వాజ్యకృతయుజయుజమకృత వాజీ అకృతవాజీ వాజ్యకృతాకృత వాజ్యర్వార్వ వాజ్యకృతాకృత వాజ్యర్వ వాజ్యర్వార్వ వాజీ వాజ్యర్వాజ్ఞిరగ్నిర్వ వాజీ వాజ్యర్వాజ్ఞి అర్వాగ్నిరగ్నిరర్వార్వాగ్నిస్తేర్వార్వాగ్నిస్తే అగ్నిస్తేనిరగ్నిస్తే వాజునువాజిన్ేగ్నిరగ్నిస్తే వాజిన్ ఏ వాజును వాజిన్తే వాజునుయుం వాజిన్తే వాజునుయుం వాజునుయుం యుం వాజును వాజునుయుం గన్వనుయుం వాజును వాజునుయుంగను స్వస్తి మాసకం సంపారయ సంపారయ పారయ సగం సంపారయ వాయుర్వాయుః పారయ సగం సంపారయ వాయుః పారయ వాయుర్వాయుః పారయ పారయ వాయుస్తేదే వాయుః పారయ పారయ వాయుస్తే వాయుస్తేదే వాయుర్వాయుస్తే వాజిన వాజిందే వాయుర్వాయుస్తే వాజిన్ తే వాజిన వాజిందే వాజునుయుం యుం వాజిందే వాజునుయుం వాజునుయుం యుం వాజిన వాజునుయుం గన్వనుయుం వాజిన వాజునుయుంగను యుంగన్వనుయుం యుంగను త్వాత్వానుయుం యుంగను త్వా స్వస్తి మాసం పారయ సంపారయ పారయ సగం సంపారయ ఆదిత్యః పారయ సగం సంపారయ ఆదిత్యస్తే వాజిన వాజింత ఆదిత్యస్తే వాజిన్ తే వాజిన వాజిందే వాజినుయుం వాజిందే వాజినుయుం వాజినుయుం వాజిన వాజినుయుం అన్వనుయుం వాజిన వాజినుయుంగను యుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగను యుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయుంగన్వనుయ సంపారయ పారయ సగుం సంపారయ ప్రాణధృక్ ప్రాణధృక్ పారయ సగుం సంపారయ ప్రాణధృగ పారయ ప్రాణధృక్ ప్రాణధృక్ పారయ పారయ ప్రాణధృగస్యసి ప్రాణధృక్ పారయ పారయ ప్రాణధృగసి ప్రాణధృగస్యసి ప్రాణధృక్ ప్రాణధృగసి ప్రాణం ప్రాణమసి ప్రాణధృక్ ప్రాణధృగసి ప్రాణం ప్రాణధృగిది ప్రాణధృగ అసి ప్రాణం ప్రాణమస్యసి ప్రాణం మే మే ప్రాణమస్యసి ప్రాణం మే ప్రాణం మే మే ప్రాణం ప్రాణం మే దృగుంహ దృగుంహ మే ప్రాణం ప్రాణం మే దృగుంహ ప్రాణమిది ప్రాణం మే దృగుంహ దృగుంహ మే మే దృగుంహ వ్యానధృక్ వ్యానధృక్ దృగుంహ మే మే దృగుంహ వ్యానధృగ దృగుంహ వ్యానధృక్ వ్యానధృక్ దృగుంహ దృగుంహ వ్యానధృగస్యసి వ్యానధృక్ దృగుంహ దృగుంహ వ్యానధృగసి వ్యానధృగస్యసి వ్యానధృక్ వ్యానధృగసి వ్యానం వ్యానమసి వ్యానధృక్ వ్యానధృగసి వ్యానం వ్యానధృగిది వ్యానధృగ అసి వ్యానం వ్యానమస్యసి వ్యానం మే మే వ్యానమస్యసి వ్యానం మే వ్యానం మే మే వ్యానం వ్యానం మే దృగుంహ దృగుంహ మే వ్యానం వ్యానం మే దృగుంహ వ్యానవితివి అనం మే దృగుంహ దృగుంహ మే మే దృగుంహాపానధృగ పానధృక్ దృగుంహ మే మే దృగుంహాపానధృగ దృగుంహాపానధృగ పానధృక్ దృగుంహ దృగుంహాపానధృగస్యస్య పానధృక్ దృగుంహ దృగుంహాపానధృగసి అపానధృగస్యస్య పానధృగ పానధృగస్య పానమపానమస్య పానధృగ పానధృగస్య పానం అపానధృగిత్యపానధృగ అస్య పానమపానమస్యస్య పానం మే మే పానమస్యస్య పానం మే అపానం మే మే పానమపానం మే దృగుంహ దృగుంహ మే పానమపానం మే దృగుంహ అపానవిత్యపానం మే దృగుంహ దృగుంహ మే మే దృగుంహ చక్షుశ్చక్షుర్దృగుంహ మే మే దృగుంహ చక్షుః దృగుంహ చక్షుశ్చక్షుర్దృగుంహ దృగుంహ చక్షురస్యసి చక్షుర్దృగుంహ దృగుంహ చక్షురసి చక్షురస్యసి చక్షుశ్చక్షురసి చక్షుశ్చక్షురసి చక్షుశ్చక్షురసి చక్షుః అసి చక్షుశ్చక్షురస్యసి చక్షర్మయిమయి చక్షురస్యసి చక్షర్మయి చక్షర్మయిమయి చక్షుశ్చక్షుర్మయి ధేహి ధేహి మయి చక్షుశ్చక్షుర్మయి ధేహి మయి ధేహి ధేహి మయి మయి ధేహి శ్రోత్రగ్ శ్రోత్రం ధేహి మయి మయి ధేహి శ్రోత్రం ేహిశ్రోత్రగ్ఞశ్రోత్రం దేహి దేహి శ్రోత్రమస్యసి శ్రోత్రం దేహి దేహి శ్రోత్రమసి శ్రోత్రమస్యసి శ్రోత్రగ్ఞశ్రోత్రమసి శ్రోత్రగ్ఞశ్రోత్రమసి శ్రోత్రగ్ఞశ్రోత్రమసి శ్రోత్రం అసి శ్రోత్రగ్ఞశ్రోత్రమస్యసి శ్రోత్రం మయమయి శ్రోత్రమస్యసి శ్రోత్రం మయి శ్రోత్రం మయమయి శ్రోత్రగ్ఞశ్రోత్రం మయి దేహి దేహి మయి శ్రోత్రగ్ఞశ్రోత్రం మయి దేహి మయి దేహి దేహి మయమయి దేహ్యాయురాయుర్దేహి మయమయి దేహ్యాయు దేహ్యాయురాయుర్దేహి దేహ్యాయురస్యాయుర్దేహి దేహ్యాయురసి ఆయురస్యాయురాయురస్యాయురాయురస్యాయురాయురస్యాయు అస్యాయురాయురస్యాయుర్మయమయ్యాయురస్యాయుర్మయి ఆయుర్మయమయ్యాయురాయుర్మయి దేహి దేహి మయ్యాయురాయుర్మయి దేహి మయి దేహి దేహి మయమయి దేహి దేహీది దేహి జజ్ఞబీజం బీజం జజ్ఞబీజం వష్టావష్టా బీజం జజ్ఞబీజం వష్టా బీజం వష్టావష్టా బీజం బీజం వష్టా పర్జన్య పర్జన్యో వష్టా బీజం బీజం వష్టా పర్జన్య వష్టా పర్జన్య పర్జన్యో వష్టా వష్టా పర్జన్య పక్త పక్త పర్జన్యో వష్టా వష్టా పర్జన్య పక్త పర్జన్య పక్త పక్త పర్జన్య పర్జన్య పక్త సస్యగో సస్యం పక్త పర్జన్య పర్జన్య పక్త సస్యం పక్తా సస్యగో సస్యం పక్తా పక్తా సస్యగోస విప్లాస్ విప్లాస్ సస్యం పక్తా పక్తా సస్యగోస విప్లా సస్యగోస విప్లాస్ విప్లాస్ సస్యగో సస్యగోస విప్లా ఔషధయ ఔషధయస్ విప్లాస్ సస్యగో సస్యగోస విప్లా ఔషధయ విప్లా ఔషధయ ఔషధయస్ విప్లాస్ విప్లా ఔషధయస్వధి చరణాస్వధి చరణోషధయస్ విప్లాస్ విప్లా ఔషధయస్వధి చరణా సుపిప్పలా ఇది సుపిప్పలా ఔషధయస్వధిచరణాస్వధిచరణౌషధయ ఔషధయస్వధిచరణేయమియగ్స్వధిచరణౌషధయ ఔషధయస్వధిచరణేయం స్వధిచరణేయమియగ్స్వధిచరణాస్వధిచరణేయగోసూపసదనస్వోపసదన ఇయగ్స్వధిచరణాస్వధిచరణేయగోసూపసదన సధిచరణేది సుఅధిచరణా ఇయగోసోపసదనస్సోపసదన ఇయమియగోసోపసదనో అగ్నిరగ్నిస్సోపసదన ఇయమియగోసోపసదనో అగ్ని సోపసదనో అగ్నిరగ్నిస్సోపసదనస్సోపసదనో అగ్నిస్వధ్యక్షగ్నిస్వధ్యక్షమగ్నిస్సోపసదనస్సోపసదనో అగ్నిస్వధ్యక్షం సోపసదన ఇది సుపసదన అగ్నిస్వధ్యక్షగ్స్వధ్యక్షమగ్నిరగ్నిస్వధ్యక్షమంతరిక్షమంతరిక్షగ్స్వధ్యక్షమగ్నిరగ్నిస్వధ్యక్షమంతరిక్షం స్వధ్యక్షమంతరిక్షమంతరిక్షగ్స్వధ్యక్షగ్స్వధ్యక్షమంతరిక్షగోసు పావస్సు పావోంతరిక్షగ్స్వధ్యక్షగ్స్వధ్యక్షమంతరిక్షగోసు పావః స్వధ్యక్షమితి సు అధ్యక్షం అంతరిక్షగోసు పావస్సు పావోంతరిక్షమంతరిక్షగోసు పావః పవమాన పవమానస్సు పావోంతరిక్షమంతరిక్షగోసు పావః పవమాన స్వభావః పవమానః పవమానస్సు భావస్సు భావః పవమానస్సోపస్థానాసోపస్థానా పవమానస్సు భావస్సు భావః పవమానస్సోపస్థానా స్వభావ ఇది సుపావః పవమానస్సోపస్థానాసోపస్థానా పవమానః పవమానస్సోపస్థానాద్యోర్జ్యోస్సోపస్థానా పవమానః పవమానస్సోపస్థానాద్యోః సోపస్థానాద్యోర్జ్యోస్సోపస్థానాసోపస్థానాద్యో శివగో శివం ద్యోస్సోపస్థానాసోపస్థానాద్యో శివం సోపస్థానేతి సుపస్థానా యో శివగో శివం జ్యోర్జ్యో శివమసావసౌ శివం జ్యోర్జ్యో శివమసౌ శివమసావసౌ శివగో శివమసౌ తపంతపన్నసౌ శివగో శివమసౌ తపన్న అసౌ తపంతపన్నసావసౌ తపన యథా పూర్వం తపన్నసావసౌ తపన యథా పూర్వం తపన యథా పూర్వం తపన్ తపన యథా పూర్వమహోరాత్రే అహోరాత్రే యథా పూర్వం తపన్ తపన యథా పూర్వమహోరాత్రే యథా పూర్వమహోరాత్రే అహోరాత్రే యథా పూర్వం యథా పూర్వమహోరాత్రే పంచదశిన పంచదశినోహోరాత్రే యథా పూర్వం యథా పూర్వమహోరాత్రే పంచదశిన యథా పూర్వమితి యథా పూర్వం అహోరాత్రే పంచదశిన పంచదశినోహోరాత్రే అహోరాత్రే పంచదశినోర్ధమాసార్ధమాసా పంచదశినోహోరాత్రే అహోరాత్రే పంచదశినోర్ధమాసా అహోరాత్రే ఇత్యహ రాత్రే పంచదశినోర్ధమాసా అర్ధమాసా పంచదశిన పంచదశినోర్ధమాసా శ్రిగూంశిన స్త్రిగూంశినోర్ధమాసా పంచదశిన పంచదశినోర్ధమాసా స్త్రిగూంశిన పంచదశిన ఇది పంచదశిన

అష్టాకపాల ఇంద్రాయేంద్రాయాష్టాకపాలోష్టాకపాల ఇంద్రాయాగూ హోముచే గూ హోముచ ఇంద్రాయాష్టాకపాలోష్టాకపాల ఇంద్రాయాగూ హోముచే అష్టాకపాల ఇత్యష్టాకపాల ఇంద్రాయాగూ హోముచే గూ హోముచ ఇంద్రాయేంద్రాయాగూ హోముచ ఏకాదశకపాల ఏకాదశకపాలో గూ హోముచ ఇంద్రాయేంద్రాయాగూ హోముచ ఏకాదశకపాల హోముచ ఏకాదశకపాల ఏకాదశకపాలో గూ హోముచే గూ హోముచ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ఏకాదశకపాలో గూ హోముచే గూ హోముచ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం అగూ హోముచ ఇత్యగూహే ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ఏకాదశకపాల ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యామా గోముభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యాం ఏకాదశకపాల ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యామా గోముభ్యాం ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యామా గోముభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామా గోముభ్యాం పయస్యాపయస్యా గోముభ్యాం మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామా గోముభ్యాం పయస్యా మిత్రావరుణాభ్యామితి మిత్రావరుణాభ్యాం ఆ గోముభ్యాం పయస్యా పయస్యా గోముభ్యామా గోముభ్యాం పయస్యా వాయోసా మిత్రో వాయోసా మిత్ర పయస్యా గోముభ్యామా గోముభ్యాం పయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం పయస్యా వాయోసా మిత్రో వాయోసా మిత్ర పయస్యా పయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యామా గోముభ్యాం వాయోసా మిత్ర పయస్యా పయస్యా వాయోసా మిత్ర ఆ గోముభ్యాం వాయోసా మిత్ర ఆ గోముభ్యామా గోముభ్యాం వాయోసా మిత్రో వాయోసా మిత్ర ఆ గోముభ్యాం చరుశ్చరురా గోముభ్యాం వాయోసా మిత్రో వాయోసా మిత్ర ఆ గోముభ్యాం చరు వాయోసా మిత్ర ఇది వాయోసా మిత్ర ఆ గోముభ్యాం చరుశ్చరురా గోముభ్యామా గోముభ్యాం చరురశ్విభ్యామశ్విభ్యాం చరురా గోముభ్యామా గోముభ్యాం చరురశ్విభ్యాం ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం చరురశ్విభ్యామశ్విభ్యాం చరశ్చరురశ్విభ్యామా గోముభ్యామా గోముభ్యామశ్విభ్యాం చరశ్చరురశ్విభ్యామా గోముభ్యాం అశ్విభ్యామా గోముభ్యామా గోముభ్యామశ్విభ్యామశ్విభ్యామా గోముభ్యాం ధానా ధానా ఆ గోముభ్యామశ్విభ్యామశ్విభ్యామా గోముభ్యాం ధానా అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఆ గోముభ్యాం ధానా ధానా ఆ గోముభ్యామా గోముభ్యాం ధానా మరుభ్య మరుభ్య ధానా ఆ గోముభ్యామా గోముభ్యాం ధానా మరుభ్య ఆ గోముభ్యామిత్యా గోముగోభ్యాం ధానా మరుభ్య మరుభ్య ధానా ధానా మరుభ్య ఏ నోముభ్య ఏ నోముభ్య మరుభ్య ధానా ధానా మరుభ్య ఏ నోముభ్య మరుభ్య ఏ నోముభ్య ఏ నోముభ్య మరుభ్య మరుభ్య ఏ నోముభ్య సప్తక బాల సప్తక బాల ఏ నోముభ్య మరుభ్య మరుభ్య ఏ నోముభ్య సప్తక బాల మరుభ్య ఇది మరుదుభ్య ఏ నోముభ్య సప్తక బాల సప్తక బాల ఏ నోముభ్య ఏ నోముభ్య సప్తక బాలో విశ్వేభ్యో విశ్వేభ్య సప్తక బాల ఏ నోముభ్య ఏ నోముభ్య సప్తక బాలో విశ్వేభ్య ఏ నోముభ్య ఇత్యే నోముగోభ్య సప్తక బాలో విశ్వేభ్యో విశ్వేభ్య సప్తక బాల సప్తక బాలో విశ్వేభ్యో దేవేభ్యో దేవేభ్యో విశ్వేభ్య సప్తక బాల సప్తక బాలో విశ్వేభ్యో దేవేభ్య సప్తక బాల ఇది సప్తక బాల విశ్వేభ్యో దేవేభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో దేవేభ్యో విశ్వేభ్యో విశ్వేభ్యో దేవేభ్య ఏ నోముభ్య దేవేభ్య ఏ నోముభ్య ఏ నోముభ్యో దేవేభ్యో దేవేభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో ద్వాదశకపాల ఏ నోముభ్యో దేవేభ్యో దేవేభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాల ఏ నోముభ్యో ద్వాదశకపాలో ద్వాదశకపాల ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో అనుమత్య అనుమత్యై ద్వాదశకపాల ఏ నోముభ్య ఏ నోముభ్యో ద్వాదశకపాలో అనుమతి ఏ నోముభ్య ఇత్యే నోముగోభ్య ద్వాదశకపాలో నమత్యా అనుమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలో నమత్యై చరశ్చరునమత్యై ద్వాదశకపాలో ద్వాదశకపాలో నమత్యై చరు ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల అనుమత్యై చరశ్చరునమత్యా అనుమత్యై చరురగ్నయేగ్నయే చరురనమత్యా అనుమత్యై చరురగ్నయే అనుమత్యా ఇత్యనుమత్యై చరురగ్నయేగ్నయే చరశ్చరురగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయే చరశ్చరురగ్నయే వైశ్వానరాయ అగ్నయే వైశ్వానరాయ వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయాగ్నయేగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాల వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యాం ద్వాదశకపాలో వైశ్వానరాయ వైశ్వానరాయ ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యాం ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యామగో హోముభ్యామగో హోముభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలో ద్యావాపృథివీభ్యామగో హోముభ్యాం ద్వాదశకపాల ఇది ద్వాదశకపాలః ద్యావాపృథివీభ్యామగో హోముభ్యామగో హోముభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యామగో హోముభ్యాం ద్వికపాలో ద్వికపాలోగో హోముభ్యాం ద్యావాపృథివీభ్యాం ద్యావాపృథివీభ్యామగో హోముభ్యాం ద్వికపాలః ద్యావాపృథివీభ్యామిది ద్యావాపృథివీభ్యాం అగో హోముభ్యాం ద్వికపాలో ద్వికపాలోగో హోముభ్యామగో హోముభ్యాం ద్వికపాలః అగో హోముభ్యామిత్యగో హోముగోభ్యాం త్రికపాల ఇది ద్వికపాల అగ్నే సగుం సమగ్నయేగ్నే సమనమదనమత్సమగ్నయేగ్నే సమనమద్ సమనమదనమత్సగుం సమనమత్పృథివ్యై పృథివ్యా అనమత్సగుం సమనమత్పృథివ్యై అనమత్పృథివ్యై పృథివ్యా అనమదనమత్పృథివ్యై సగుం సంపృథివ్యా అనమదనమత్పృథివ్యై సం పృథివ్యై సగుం సంపృథివ్యై పృథివ్యై సమనమదనమత్సంపృథివ్యై పృథివ్యై సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్యథాయథానమత్సగుం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథాగ్నిరగ్నిర్యథానమదనమద్యథాగ్ని యథాగ్నిరగ్నిర్యథాయథాగ్నిః పృథివ్యా పృథివ్యాగ్నిర్యథాయథాగ్నిః పృథివ్యా అగ్నిః పృథివ్యా పృథివ్యాగ్నిరగ్నిః పృథివ్యా సమనమత్ సమనమత్ పృథివ్యాగ్నిరగ్నిః పృథివ్యా సమనమద్ పృథివ్యా సమనమత్ సమనమత్ పృథివ్యా పృథివ్యా సమనమదేవమేవగుం సమనమత్ పృథివ్యా పృథివ్యా సమనమదేవం సమనమదేవమేవగు సమనమత్ సమనమదేవం మహ్యం మహ్యమేవగు సమనమత్ సమనమదేవం మహ్యం సమనమదితి సమ్ అనమద్ ఏవం మహ్యం మహ్యమేవమేవం మహ్యం భద్రా భద్రా మహ్యమేవమేవం మహ్యం భద్రా మహ్యం భద్రా భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ సన్నతయ భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ భద్రా సన్నతయ సన్నతయ భద్రా భద్రా సన్నతయ సగు సగు సన్నతయ భద్రా భద్రా సన్నతయ సమ్ సన్నతయస్సగుం సగుం సన్నతయస్సన్నమందు నమందు సగుం సన్నతయస్సన్నమందు సన్నతయ ఇది సన్నతయ సన్నమందు నమందు సగుం సన్నమందు వాయవే వాయవే నమందు సగుం సన్నమందు వాయవే నమందు వాయవే వాయవే నమందు నమందు వాయవే సగుం సం వాయవే నమందు నమందు వాయవే సం వాయవే సగుం సం వాయవే వాయవే సమనమదనమత్సం వాయవే వాయవే సమనమద సమనమదనమత్సగుం సమనమదంతరిక్షాయాంతరిక్షాయానమత్సగుం సమనమదంతరిక్షాయ అనమదంతరిక్షాయాంతరిక్షాయానమదనమదంతరిక్షాయ సగుం సమంతరిక్షాయానమదనమదంతరిక్షాయ సమ్ అంతరిక్షాయ సగుం సమంతరిక్షాయాంతరిక్షాయ సమనమదనమత్సమంతరిక్షాయాంతరిక్షాయ సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్యథాయథానమత్సగుం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథా వాయుర్వాయుర్యథానమదనమద్యథా వాయుః యథా వాయుర్వాయుర్యథా యథా వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుర్యథా యథా వాయురంతరిక్షేణ వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణ సూర్యాయ సూర్యాయాంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణ సూర్యాయ అంతరిక్షేణ సూర్యాయ సూర్యాయాంతరిక్షేణాంతరిక్షేణ సూర్యాయ సగుం సగుం సూర్యాయాంతరిక్షేణాంతరిక్షేణ సూర్యాయ సం సూర్యాయ సగుం సగుం సూర్యాయ సూర్యాయ సమనమదనమత్సగుం సూర్యాయ సూర్యాయ సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్దివే దివే నమత్సగుం సమనమద్దివే అనమద్దివే దివే నమదనమద్దివే సగుం సన్ దివే నమదనమద్దివే సం దివే సగుం సన్ దివే దివే సమనమదనమత్సం దివే దివే సమనమద్ సమనమదనమత్సగుం సమనమద్యథాయథానమత్సగుం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథా సూర్యస్సూర్యో యథానమదనమద్యథా సూర్య యథా సూర్యస్సూర్యో యథా యథా సూర్యో దివా దివా సూర్యో యథా యథా సూర్యో దివా సూర్యో దివా దివా సూర్యస్సూర్యో దివా చంద్రమసే చంద్రమసే దివా సూర్యస్సూర్యో దివా చంద్రమసే దివా చంద్రమసే చంద్రమసే దివా దివా చంద్రమసే సగుం సం చంద్రమసే దివా దివా చంద్రమసే సం చంద్రమసే సగుం సన్ చంద్రమసే చంద్రమసే సమనమదనమత్సం చంద్రమసే చంద్రమసే సమనమద్ సమనమదనమత్సగుం సమనమన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో నమత్సగుం సమనమన్నక్షత్రేభ్య అనమన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యో నమదనమన్నక్షత్రేభ్యస్తకూసన్నక్షత్రేభ్యో నమదనమన్నక్షత్రేభ్యస్తం నక్షత్రేభ్యస్తకూసన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యస్తమనమదనమత్సన్నక్షత్రేభ్యో నక్షత్రేభ్యస్తమనమద సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథానమద్యథాయథానమదనమద్యథా చంద్రమాశ్చంద్రమాయథానమదనమద్యథా చంద్రమాశ్చంద్రమాయథాయథా చంద్రమానక్షత్రైర్నక్షత్రైశ్చంద్రమాయథాయథా చంద్రమానక్షత్రైర్నక్షత్రైశ్చంద్రమాశ్చంద్రమానక్షత్రైర్వరుణాయ వరుణాయ నక్షత్రైశ్చంద్రమాశ్చంద్రమానక్షత్రైర్వరుణాయ నక్షత్రైర్వరుణాయ వరుణాయ నక్షత్రైర్నక్షత్రైర్వరుణాయ సగుంసం వరుణాయ నక్షత్రైర్నక్షత్రైర్వరుణాయ సం వరుణాయ సగుంసం వరుణాయ వరుణాయ సమనమదనమత్సం వరుణాయ వరుణాయ సమనమద సమనమదనమత్సగుంసమనమద్యోనమద్యోనమత్సగుంసమనమద్యోనమదనమద్యస్సం అధ్యస్సగుంసమధ్యో అధ్యస్సమనమదనమత్సమధ్యో అధ్యస్సమనమద అనమద్యైత్యదోభ్య సమనమదనమత్సగుంసమనమద్యథాయథానమత్సగుంసమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథారథోరథోయథానమదనమద్యథారథ యథారథోరథోయథాయథారథోష్వైరశ్వైరథోయథాయథారథోష్వైః రథోష్వైరశ్వైరథోరథోష్వైః ప్రజాపతయే ప్రజాపతయే శ్వైరథోరథోష్వైః ప్రజాపతయే అశ్వైః ప్రజాపతయే ప్రజాపతయేష్వేరశ్వైః ప్రజాపతయే సకంసం ప్రజాపతయేష్వేరశ్వైః ప్రజాపతయేసం ప్రజాపతయే సకంసం ప్రజాపతయే ప్రజాపతయే సమనమదనమత్సం ప్రజాపతయే ప్రజాపతయే సమనమద్ ప్రజాపతయ ఇది ప్రజాపతయే సమనమదన మత్సగం సమనమద్భూతేభ్యో భూతేభ్యో నమత్సగం సమనమద్భూతేభ్య అనమద్భూతేభ్యో భూతేభ్యో నమదనమద్భూతేభ్యస్సగుంసం భూతేభ్యో నమదనమద్భూతేభ్యస్సం భూతేభ్యస్సగుంసం భూతేభ్యో భూతేభ్యస్సమనమదన మత్సం భూతేభ్యో భూతేభ్యస్సమనమద్ సమనమదన మత్సగం సమనమద్యథా యథా నమత్సగం సమనమద్యథా అనమద్యథాయథానమదనమద్యథా ప్రజాపతిః ప్రజాపతిర్యథానమదనమద్యథా ప్రజాపతిః యథా ప్రజాపతిః ప్రజాపతిర్యథాయథా ప్రజాపతిర్భూతైర్భూతైః ప్రజాపతిర్యథాయథా ప్రజాపతిర్భూతైః ప్రజాపతిర్భూతైర్భూతైః ప్రజాపతిః ప్రజాపతిర్భూతైః సమామద్భూతైః ప్రజాపతిః ప్రజాపతిర్భూతైః సమామద్ ప్రజాపతిరిత్ ప్రజాపతిః భూతైః సమనమత్ సమనమద్భూతైర్భూతైః సమనమదేవమేవకం సమనమద్భూతైర్భూతైః సమనమదేవం సమనమదేవమేవకం సమనమత్ సమనమదేవం మహ్యం మహ్యమేవకం సమనమత్ సమనమదేవం మహ్యం సమనమదితి సమ్ అనమద్ ఏవం మహ్యం మహ్యమేవమేవం మహ్యం భద్రా భద్రా మహ్యమేవమేవం మహ్యం భద్రా మహ్యం భద్రా భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ సన్నతయో భద్రా మహ్యం మహ్యం భద్రా సన్నతయ భద్రాః సన్నతయః సన్నతయో భద్రా భద్రాః సన్నతయః సగుంసగుం సన్నతయో భద్రా భద్రాః సన్నతయః సం సన్నతయః సగుంసగుం సన్నతయః సన్నతయః సన్నమంతు నమంతు సగుం సన్నతయః సన్నతయః సన్నమంతు సన్నతయ ఇది సన్నతయః సన్నమంతు నమంతు సగుం సన్నమంతు నమంతిది నమంతు ఏతే పంథానః పంథానస్తే ఏతే పంథానః దేవంధానః పంథానస్తే దేవంధానః సవితః సవితః పంథానస్తే దేవంధానః సవితః పంథానః సవితః సవితః పంథానః పంథానః సవితః పూర్వ్యాసః పూర్వ్యాసః సవితః పంథానః పంథానః సవితః పూర్వ్యాసః సవితః పూర్వ్యాసః పూర్వ్యాసః సవితః సవితః పూర్వ్యాసో రేణవో రేణవః పూర్వ్యాసః సవితః సవితః పూర్వ్యాసో రేణవః పూర్వ్యాసో రేణవో రేణవః పూర్వ్యాసః పూర్వ్యాసో రేణవో విదతా రేణవః పూర్వ్యాసః పూర్వ్యాసో రేణవో విదతా రేణవో విదతా విదతా రేణవో రేణవో విదతా అంతరిక్షేంతరిక్షే విదతా రేణవో రేణవో విదతా అంతరిక్షే విదతా అంతరిక్షేంతరిక్షే విదతా విదతా అంతరిక్షే విదతా ఇది వితతః అంతరిక్ష ఇత్యంతరిక్షే తేభిర్నో నస్తేభిస్తేభిర్నో అద్యాద్య నస్తేభిస్తేభిర్నో అద్య నో అద్యాద్యనో నో అద్య పథిభిః పథిభిరద్యనో నో అద్య పథిభిః అద్య పథిభిః పథిభిరద్యాద్య పథిభిః సృగేభిః సృగేభిః పథిభిరద్యాద్య పథిభిః సృగేభిః పథిభిః సృగేభిః సృగేభిః పథిభిః పథిభిః సృగేభిః రక్ష రక్ష సృగేభిః పథిభిః పథిభిః సృగేభిః రక్ష పథిభిరిది పథిభిః సృగే భీరక్ష రక్ష సృగేభిః సృగే భీరక్షాచ రక్ష సృగేభిః సృగే భీరక్షాచ సృగేభిరితి సృగేభిః రక్షాచ చ రక్ష రక్షాచ నోనశ్చ రక్ష రక్షాచన చనోనశ్చ చ నో అధ్యధినశ్చ చ నో అధి నో అధ్యధి నో నో అధి చచాధి నో నో అధి చ అధి చచాధ్యధి చ దేవ దేవ చాధ్యధి చ దేవ చ దేవ దేవ చ చ దేవ బ్రూహి బ్రూహి దేవ చ చ దేవ బ్రూహి దేవ బ్రూహి బ్రూహి దేవ దేవ బ్రూహి బ్రూహీతి బ్రూహి నమోగ్నయేగ్నయే నమో నమోగ్నయే పృథివిక్షితే పృథివిక్షితేగ్నయే నమో నమోగ్నయే పృథివిక్షితే అగ్నయే పృథివిక్షితే పృథివిక్షితేగ్నయేగ్నయే పృథివిక్షితే లోకస్మృతే లోకస్మృతే పృథివిక్షితేగ్నయేగ్నయే పృథివిక్షితే లోకస్మృతే పృథివిక్షితే లోకస్మృతే లోకస్మృతే పృథివిక్షితే పృథివిక్షితే లోకస్మృతే లోకం లోకం లోకస్మృతే పృథివిక్షితే పృథివిక్షితే లోకస్మృతే లోకం పృథివిక్షితే లోకస్మృతే లోకం లోకం లోకస్మృతే లోకస్మృతే లోకమస్మా అస్మై లోకం లోకస్మృతే లోకస్మృతే లోకమస్మై లోకస్మృత ఇది లోకాస్మృతే లోకమస్మా అస్మై లోకం లోకమస్మై యజమానాయ యజమానాయ అస్మై లోకం లోకమస్మై యజమానాయ అస్మై యజమానాయ యజమానాయాస్మా అస్మై యజమానాయ దేహి దేహి యజమానాయాస్మా అస్మై యజమానాయ దేహి యజమానాయ దేహి దేహి యజమానాయ యజమానాయ దేహి నమో నమో దేహి యజమానాయ యజమానాయ దేహి నమః దేహి నమో నమో దేహి దేహి నమో వాయవే వాయవే నమో దేహి దేహి నమో వాయవే

పాదా అవాంతరదిశా అవాంతరదిశాః పాదాః పాదా అవాంతరదిశాః పరుషభః పరుషభోవాంతరదిశాః పాదాః పాదా అవాంతరదిశాః పరుషభః అవాంతరదిశాః పరుషభః పరుషభోవాంతరదిశా అవాంతరదిశాః పరుషభో రాత్రే అహోరాత్రే పరుషభోవాంతరదిశా అవాంతరదిశాః పరుషభో రాత్రే అవాంతరదిశా ఇత్యవాంతరదిశాః పరుషభో రాత్రే అహోరాత్రే పరుషభః పరుషభో రాత్రే నిమేషో నిమేషో రాత్రే పరుషభః పరుషభో రాత్రే నిమేష అహోరాత్రే నిమేషో నిమేషో రాత్రే అహోరాత్రే నిమేషో అర్ధమాస అర్ధమాస నిమేషో రాత్రే అహోరాత్రే నిమేషో అర్ధమాస అహోరాత్రే ఇత్యహ రాత్రే నిమేషో అర్ధమాస అర్ధమాస నిమేషో నిమేషో అర్ధమాసాః పర్వాణి పర్వాణ్యర్ధమాస నిమేషో నిమేషో అర్ధమాసాః పర్వాణి నిమేష ఇతి నిమేష అర్ధమాసాః పర్వాణి పర్వాణ్యర్ధమాస అర్ధమాసాః పర్వాణి మాస మాసాః పర్వాణ్యర్ధమాస అర్ధమాసాః పర్వాణి మాసాః అర్ధమాస ఇత్యర్ధమాసాః పర్వాణి మాస మాసాః పర్వాణి పర్వాణి మాసాః సంధానాని సంధానాని మాసాః పర్వాణి పర్వాణి మాసాః సంధానాని మాసాః సంధానాని సంధానాని మాస మాసాః సంధానాన్యృతవ సంధానాని మాస మాసాః సంధానాన్యృతవ సంధానాన్యృతవ అథవ సంధానాని సంధానాన్యృతవోంగాన్యంగాన్యృతవ సంధానాని సంధానాన్యృతవోంగాని సంధానానీతి సంధానాని అథవోంగాన్యంగా అన్యృతవ అథవోంగాని సంవత్సర సంవత్సరోంగా అన్యృతవ అథవోంగాని సంవత్సర అంగాని సంవత్సర సంవత్సరోంగాన్యంగాని సంవత్సర ఆత్మాత్మా సంవత్సరోంగాన్యంగాని సంవత్సర ఆత్మా సంవత్సర ఆత్మాత్మా సంవత్సర సంవత్సర ఆత్మా రశ్మయో రశ్మయ ఆత్మా సంవత్సర సంవత్సర ఆత్మా రశ్మయ సంవత్సర ఇది సంవత్సర ఆత్మా రశ్మయో రశ్మయ ఆత్మాత్మా రశ్మయ కేశాః కేశా రశ్మయ ఆత్మాత్మా రశ్మయ కేశాః రశ్మయ కేశాః కేశా రశ్మయో రశ్మయ కేశా నక్షత్రాణి నక్షత్రాణి కేశా రశ్మయో రశ్మయ కేశా నక్షత్రాణి కేశా నక్షత్రాణి నక్షత్రాణి కేశాః కేశా నక్షత్రాణి రూపమో రూపం నక్షత్రాణి కేశాః కేశా నక్షత్రాణి రూపం నక్షత్రాణి రూపమో రూపం నక్షత్రాణి నక్షత్రాణి రూపం తారకాస్తారకా రూపం నక్షత్రాణి నక్షత్రాణి రూపం తారకాః రూపం తారకాస్తారకా రూపమో రూపం తారకా అస్థాన్యస్థాని తారకా రూపమో రూపం తారకా అస్థాని తారకా అస్థాన్యస్థాని తారకాస్తారకా అస్థాని నభో నభోస్థాని తారకాస్తారకా అస్థాని నభ అస్థాని నభో నభోస్థాన్యస్థాని నభో మాగుంసాని మాగుంసాని నభోస్థాన్యస్థాని నభో మాగుంసాని నభో మాగుంసాని మాగుంసాని నభో నభో మాగుంసాన్యోషధయ ఓషధయో మాగుంసాని నభో నభో మాగుంసాన్యోషధయ మాగుంసాన్యోషధయ ఓషధయో మాగుంసాని మాగుంసాన్యోషధయో లోమాని లోమాన్యోషధయో మాగుంసాని మాగుంసాన్యోషధయో లోమాని ఓషధయో లోమాని లోమాన్యోషధయ ఓషధయో లోమాని వనస్పతయో వనస్పతయో లోమాన్యోషధయ ఓషధయో లోమాని వనస్పతయ లోమాని వనస్పతయో వనస్పతయో లోమాని లోమాని వనస్పతయో బాలా వనస్పతయో లోమాని లోమాని వనస్పతయో బాలాః వనస్పతయో బాలా బాలా వనస్పతయో వనస్పతయో బాలా అగ్నిరగ్నిర్వాలా వనస్పతయో వనస్పతయో బాలా అగ్ని బాలా అగ్నిరగ్నిర్వాలా బాలా అగ్నిర్ముఖం ముఖమగ్నిర్వాలా బాలా అగ్నిర్ముఖం అగ్నిర్ముఖం ముఖమగ్నిరగ్నిర్ముఖం వైశ్వానరో వైశ్వానరో ముఖమగ్నిరగ్నిర్ముఖం వైశ్వానర ముఖం వైశ్వానరో వైశ్వానరో ముఖం ముఖం వైశ్వానరో వ్యాప్తం వ్యాప్తం వైశ్వానరో ముఖం ముఖం వైశ్వానరో వ్యాప్తం వైశ్వానరో వ్యాప్తం వ్యాప్తం వైశ్వానరో వైశ్వానరో వ్యాప్తగు సముద్ర సముద్రో వ్యాప్తం వైశ్వానరో వైశ్వానరో వ్యాప్తగు సముద్ర వ్యాప్తగు సముద్ర సముద్రో వ్యాప్తం వ్యాప్తగు సముద్ర ఉదరముదరగు సముద్రో వ్యాప్తం వ్యాప్తగు సముద్ర ఉదరం వ్యాప్తమితి ఆప్తం సముద్ర ఉదరముదరగు సముద్ర సముద్ర ఉదరమంతరిక్షమంతరిక్షముదరగు సముద్ర సముద్ర ఉదరమంతరిక్షం ఉదరమంతరిక్షమంతరిక్షముదరముదరమంతరిక్షం పాయుః పాయురంతరిక్షముదరముదరమంతరిక్షం పాయుః అంతరిక్షం పాయుః పాయురంతరిక్షమంతరిక్షం పాయుర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ పాయురంతరిక్షమంతరిక్షం పాయుర్ద్యావా పృథివీ పాయుర్ద్యా వా పృథివీద్యా వా పృథివీ పాయుః పాయుర్ద్యా వా పృథివీ ఆండా భాండౌ ద్యా వా పృథివీ పాయుః పాయుర్ద్యా వా పృథివీ ఆండౌ ద్యా వా పృథివీ ఆండా భాండౌ ద్యా వా పృథివీద్యా వా పృథివీ ఆండౌ గ్రవాగ్రవాండౌ ద్యా వా పృథివీద్యా వా పృథివీ ఆండౌ గ్రవా ద్యా వా పృథివీ ద్యా వా పృథివీ ఆండౌ గ్రవాగ్ర భాండ భాండౌ గ్రవాషేపశ్యేపో గ్రవాండ భాండౌ గ్రవాషేప గ్రవాషేపశ్యేపో గ్రవాగ్రవాషేప సోమ సోమశ్యేపో గ్రవాగ్రవాషేప సోమ శేప సోమ సోమశ్యేపశ్యేప సోమోరే తోరే దోమశ్యేపశ్యేప సోమోరే సోమోరే తోరే దోమ సోమోరే తోయద్రే దోమ సోమోరే తోయత్ రేతో యద్రేతో రేతో యజ్జం జభ్యతే జభ్యతే యద్రేతో రేతో యజ్జం జభ్యతే యజ్జం జభ్యతే జభ్యతే యజ్జం జభ్యతే తత్తజ్జం జభ్యతే యజ్జం జభ్యతే తత్ జభ్యతే తత్తజ్జం జభ్యతే జభ్యతే తద్వి తజ్జం జభ్యతే జభ్యతే తద్వి తద్వి తద్విద్యోదతే ద్యోదతే వితత్తద్విద్యోదతే విద్యోదతే ద్యోదతే వివిద్యోదతే యద్యద్యోదతే వివిద్యోదతే యత్ ద్యోదతేజ్యోదతే ద్యోదతే యద్విధూనుతే విధూనుతే యద్యోదతే ద్యోదతే యద్విధూనుతే యద్విధూనుతే విధూనుతే యద్యద్విధూనుతే తత్తద్విధూనుతే యద్యద్విధూనుతే తత్ విధూనుతే తత్తద్విధూనుతే విధూనుతే తత్స్తనయతి స్తనయతి తద్విధూనుతే విధూనుతే తత్స్తనయతి విధూనుత ఇతి విధూనుతే తత్స్తనయతి స్తనయతి తత్తత్స్తనయతి యద్యత్స్తనయతి తత్తత్స్తనయతి యద్ స్తనయతి యద్యత్ స్తనయతి స్తనయతి యన్మేహతి మేహతి యత్ స్తనయతి స్తనయతి యన్మేహతి యన్మేహతి మేహతి యద్యన్మేహతి తత్తన్మేహతి యద్యన్మేహతి తత్ మేహతి తత్తన్మేహతి మేహతి తద్వరుషతి వరుషతి తన్మేహతి మేహతి తద్వరుషతి తద్వరుషతి వరుషతి తత్తద్వరుషతి వాక్ వాక్ వరుషతి తత్తద్వరుషతి వాక్ వరుషతి వాక్ వాక్ వరుషతి వరుషతి వాగేవైవ వాక్ వరుషతి వరుషతి వాగేవ వాగేవైవ వాగ్వాగేవాస్యాశ్వైవ వాగ్వాగేవాస్య ఏవాస్యాశ్వైవైవాస్య వాగ్వాగస్యైవైవాస్య వాగ్ అస్య వాగ్వాగస్యాస్య వాగహరహర్వాగస్యాస్య వాగః వాగహరహర్వాగ్వాగహర్వైవా అహర్వాగ్వాగహర్వై అహర్వైవా అహరహర్వా అశ్వస్యాశ్వస్య వా అహరహర్వా అశ్వస్య వా అశ్వస్యాశ్వస్య వైవా అశ్వస్య జాయమానస్య జాయమానస్యాశ్వస్య వైవా అశ్వస్య జాయమానస్య అశ్వస్య జాయమానస్య జాయమానస్యాశ్వస్యాశ్వస్య జాయమానస్య మహిమా మహిమా జాయమానస్యాశ్వస్యాశ్వస్య జాయమానస్య మహిమా జాయమానస్య మహిమా మహిమా జాయమానస్య జాయమానస్య మహిమా పురస్తాత్ పురస్తాన్ మహిమా జాయమానస్య జాయమానస్య మహిమా పురస్తాత్ మహిమా పురస్తాత్ పురస్తాన్ మహిమా మహిమా పురస్తాత్ జాయతే జాయతే పురస్తాన్ మహిమా మహిమా పురస్తాత్ జాయతే పురస్తాత్ జాయతే జాయతే పురస్తాత్ పురస్తాత్ జాయతే రాత్రి రాత్రిర్జాయతే పురస్తాత్ పురస్తాత్ జాయతే రాత్రి జాయతే రాత్రి రాత్రిర్జాయతే జాయతే రాత్రిరేణమేన నూ రాత్రిర్జాయతే జాయతే రాత్రిరేణం రాత్రిరేణమే నగో రాత్రి రాత్రిరేణం మహిమా మహిమై నగో రాత్రి రాత్రిరేణం మహిమా ఏనం మహిమా మహిమైన మేనం మహిమా పశ్చాత్ పశ్చాన్ మహిమైన మేనం మహిమా పశ్చాత్ మహిమా పశ్చాత్ పశ్చాన్ మహిమా మహిమా పశ్చాదన్వన పశ్చాన్ మహిమా మహిమా పశ్చాదను పశ్చాదన్వన పశ్చాత్ పశ్చాదను జాయతే జాయతేన పశ్చాత్ పశ్చాదను జాయతే అనుజాయతే జాయతేన్వను జాయత ఏతావేతౌ జాయతేన్వను జాయత ఏతౌ జాయత ఏతావేతౌ జాయతే జాయత ఏతౌ వై వా ఏతౌ జాయతే జాయత ఏతౌ వై ఏతౌ వై వా ఏతావేతౌ వై మహిమానౌ మహిమానౌ వా ఏతావేతౌ వై మహిమానౌ వై మహిమానౌ మహిమానౌ వై వై మహిమానావశ్వమశ్వం మహిమానౌ వై వై మహిమానావశ్వం మహిమానావశ్వమశ్వం మహిమానౌ మహిమానావశ్వమభితోభితోశ్వం మహిమానౌ మహిమానావశ్వమభిత అశ్వమభితోభితోశ్వమశ్వమభితస్సగుంసమభితోశ్వమశ్వమభితస్సం అభితస్సగుంసమభితోభితస్సంబభూవతుర్పభూవతుస్సమభితోభితస్సంబభూవతుః సంబభూవతుర్పభూవతుస్సగుంసంబభూవతుర్హయోహయోర్భూవతుస్సగుంసంబభూవతుర్హయః అభూవతుర్హయోహయోర్భూవతుర్పభూవతుర్హయో దేవాన్ దేవానహయోర్భూవతుర్పభూవతుర్హయో దేవాన్ హయో దేవాన్ దేవానహయోహయో దేవానవహద్ వహద్ దేవానహయోహయో దేవానవహద్ దేవానవహత వహద్దేవాన్ దేవానవహదర్వార్వాహద్దేవాన్ దేవానవహదర్వా అవహదర్వార్వాహదవహదర్వాసురానసురానర్వాహదవహదర్వాసురాన్ అర్వాసురానసురానర్వార్వాసురానువాజీ వాచ్యసురానర్వార్వాసురానువాజీ అసురానువాజీ వాచ్యసురానసురానువాజీ గంధర్వాన్ గంధర్వాన్ వాచ్యసురానసురానువాజీ గంధర్వాన్ వాజీ గంధర్వాన్ గంధర్వాన్ వాజీ వాజీ గంధర్వానశ్వశ్వ గంధర్వాన్ వాజీ వాజీ గంధర్వానశ్వ గంధర్వానశ్వశ్వ గంధర్వాన్ గంధర్వానశ్వ మనుష్యాన్ మనుష్యానశ్వ గంధర్వాన్ గంధర్వానశ్వ మనుష్యాన్ అశ్వ మనుష్యాన్ మనుష్యానశ్వశ్వ మనుష్యాన్ సముద్ర సముద్రో మనుష్యానశ్వశ్వ మనుష్యాన్ సముద్ర మనుష్యాన్ సముద్ర సముద్రో మనుష్యాన్ మనుష్యాన్ సముద్రో వై వై సముద్రో మనుష్యాన్ మనుష్యాన్ సముద్రో వై సముద్రో వై వై సముద్ర సముద్రో వా అశ్వశ్యాశ్వస్య వై సముద్ర సముద్రో వా అశ్వస్య వా అశ్వశ్యాశ్వస్య వై వా అశ్వస్య యోనిర్యోనిరశ్వస్య వై వా అశ్వస్య యోని అశ్వస్య యోనిర్యోనిరశ్వస్యాశ్వస్య యోనిః సముద్ర సముద్రో యోనిరశ్వస్యాశ్వస్య యోనిః సముద్ర యోనిః సముద్ర సముద్రో యోనిర్యోనిః సముద్రో బంధుర్బంధు సముద్రో యోనిర్యోనిః సముద్రో బంధు సముద్రో బంధుర్బంధు సముద్ర సముద్రో బంధు బంధురితి బంధు. ఇది సప్తమకాండే పంచమ ప్రపాఠకస్య ఘనపాఠ సమాప్తః కృష్ణయజుర్వేదస్య ఘనపాఠ సమాప్తః.